కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం సప్తమకాండే ద్వితీయ ప్రపాఠకస్య గణపాఠ ప్రారంభః ఏం విద్వాగుంస విద్వాగుంస ఏమేం విద్వాగుంస షడ్రాత్రకం షడ్రాత్రం విద్వాగుంస ఏమేం విద్వాగుంస షడ్రాత్రం విద్వాగుంస షడ్రాత్రకం షడ్రాత్రం విద్వాగుంస విద్వాగుంస షడ్రాత్రమాసద ఆసదే షడ్రాత్రం విద్వాగుంస విద్వాగుంస షడ్రాత్రమాసదే షడ్రాత్రమాసద ఆసదే షడ్రాత్రకం షడ్రాత్రమాసదే సాక్షాత్ సాక్షాదాసదే షడ్రాత్రకం షడ్రాత్రమాసదే సాక్షాత్ షడ్రాత్రమిది షడ్ రాత్రం ఆసదే సాక్షాత్ సాక్షాదాసద ఆసదే సాక్షాదేవైవ సాక్షాదాసద ఆసదే సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ దేవత దేవత ఏవ సాక్షాత్ సాక్షాదేవ దేవత సాక్షాదిది సాక్షాత్ ఏవ దేవత దేవత ఏవైవ దేవత అభ్యారోహంతి అభ్యారోహంతి దేవత ఏవైవ దేవత అభ్యారోహంతి దేవత అభ్యారోహంతి అభ్యారోహంతి దేవత దేవత అభ్యారోహంతి షడ్రాత్ర షడ్రాత్రోభ్యారోహంతి దేవత దేవత అభ్యారోహంతి షడ్రాత్ర అభ్యారోహంతి షడ్రాత్ర షడ్రాత్రోభ్యారోహంతి అభ్యారోహంతి షడ్రాత్రో భవతి భవతి షడ్రాత్రోభ్యారోహంతి అభ్యారోహంతి షడ్రాత్రో భవతి అభ్యారోహంతి ఆరోహంతి షడ్రాత్రో భవతి భవతి షడ్రాత్ర షడ్రాత్రో భవతి షట్ షట్ భవతి షడ్రాత్ర షడ్రాత్రో భవతి షడ్ షడ్రాత్ర ఇది షడ్ రాత్ర భవతి షట్ షట్ భవతి భవతి షడ్వై వై షట్ భవతి భవతి షడ్వై షడ్వై వై షట్ షడ్వా అర్ధవ అర్ధవో వై షట్ షడ్వా అర్ధవ వా అర్ధవ అర్ధవో వై వా అర్ధవ షట్ షడ్ అర్ధవో వై వా అర్ధవ షడ్ అర్ధవ షట్ షడ్వ అర్ధవ షట్ పృష్టాని పృష్టాని షడ్ అర్ధవ అర్ధవ షట్ పృష్టాని షట్ పృష్టాని పృష్టాని షట్ షట్ పృష్టాని పృష్టై పృష్టై పృష్టాని షట్ షట్ పృష్టాని పృష్టై పృష్టాని పృష్టై పృష్టై పృష్టాని పృష్టాని పృష్టైరేవైవ పృష్టై పృష్టాని పృష్టాని పృష్టైరేవ పృష్టైరేవైవ పృష్టై పృష్టైరేవర్తో నృతో నేవ పృష్టై పృష్టైరేవర్తో ఏవర్తో నృతో నేవైవర్తో నన్వారోహంత్యన్వారోహంతృతో నేవైవర్తో నన్వారోహంతి మృతో నన్వారోహంత్యన్వారోహంతృతో నృతో నన్వారోహంతృతుభిరృతిభిరన్వారోహంతృతో నృతో నన్వారోహంతృతుభిః అన్వారోహంతృతుభిరృతిభిరన్వారోహంతన్వారోహంతృతుభిః సంవత్సరకం సంవత్సరం ఋతుభిరన్వారోహంతన్వారోహంతృతుభిః సంవత్సరం అన్వారోహంతీత్యను ఆరోహంతి ఋతుభిః సంవత్సరకం సంవత్సరం ఋతుభిరృతిభిః సంవత్సరం తే సంవత్సరం ఋతుభిరృతిభిః సంవత్సరం తే ఋతుభిరృతుభిః సంవత్సరం తే సంవత్సరం సంవత్సరం తే సంవత్సరే సంవత్సరే సంవత్సరం సంవత్సరం తే సంవత్సరే సంవత్సరమితి సంవత్సరం తే సంవత్సరే సంవత్సరే తే సంవత్సర ఏవైవ సంవత్సరే తే సంవత్సర ఏవ సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి ప్రత్యేవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది బృహద్గ్రథంతరాభ్యాం బృహద్గ్రథంతరాభ్యాం తిష్టంది ప్రతి ప్రతిష్టంది బృహద్గ్రథంతరాభ్యాం తిష్టంది బృహద్గ్రథంతరాభ్యాం బృహద్గ్రథంతరాభ్యాం తిష్టంది తిష్టంది బృహద్గ్రథంతరాభ్యాం యంతి బృహద్గ్రథంతరాభ్యాం తిష్టంది తిష్టంది బృహద్గ్రథంతరాభ్యాం యంతి బృహద్గ్రథంతరాభ్యాం యంతి యంతి బృహద్గ్రథంతరాభ్యాం బృహద్గ్రథంతరాభ్యాం యంతి యంతి బృహద్గ్రథంతరాభ్యాం బృహద్గ్రథంతరాభ్యాం యంతియం బృహద్గ్రథంతరాభ్యామితి బృహద్గ్రథంతరాభ్యాం యంతీయమియం యంతి యంతీయం వావ వావేయం యంతి యంతీయం వావ ఇయం వావ వావేయమియం వావరథంతరగోరథంతరం వావేయమియం వావరథంతరం వావరథంతరగోరథంతరం వావ వావరథంతరమసావసౌరథంతరం వావ వావరథంతరమసౌ రథంతరమసావసౌరథంతరగోరథంతరమసౌ బృహత్ బృహదసౌరథంతరగోరథంతరమసౌ బృహత్ రథంతరమితి రథం వరం అసౌ బృహద్ బృహదసావసౌ బృహదాభ్యామాభ్యాం బృహదసావసౌ బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహద్ బృహదాభ్యామేవైవాభ్యాం బృహద్ బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవ యంతి యంచేవాభ్యామాభ్యామేవ యంతి ఏవయంతి యంచేవైవ యంచథో అథో యంచేవైవ యంచథో యంచథో అథో యంతి యంచథో అనయోరనయోరథో యంతి యంచథో అనయో అథో అనయోరణయోరథో అథో అనయోరేవైవానయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరణయోరేవ ప్రతి ప్రత్యేవానయోరణయోరేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్టంది ప్రతిష్ఠంది తిష్టంది ప్రతి ప్రతిష్టంజేతే ఏతే తిష్టంది ప్రతి ప్రతిష్టంజేతే తిష్టంజేతే ఏతే తిష్టంది తిష్టంజేతే వై వా ఏతే తిష్టంది తిష్టంజేతే వై ఏతే వై వా ఏతే ఏతే వై యజ్ఞస్య యజ్ఞస్య వా ఏతే ఏతే వై యజ్ఞస్య ఏతే ఇత్యేతే వై యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య ఆంజసాయని అంజసాయని యజ్ఞస్య వై వై యజ్ఞస్య ఆంజసాయని యజ్ఞస్య ఆంజసాయని అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య ఆంజసాయని శృతి శృతి అంజసాయని యజ్ఞస్య యజ్ఞస్య ఆంజసాయని శృతి అంజసాయని శృతి శృతి అంజసాయని అంజసాయని శృతి తాభ్యాం తాభ్యాం శృతి అంజసాయని అంజసాయని శృతి తాభ్యాం అంజసాయని అంజసాయని శృతీదాభ్యాం తాభ్యాగ శృతే శృతీదాభ్యామేవ తాభ్యాగ శృతి శృతీదాభ్యామేవ శృతి ఇది శృతి తాభ్యామేవ తాభ్యాం తాభ్యామేవ సువర్గము సువర్గమేవ తాభ్యాం తాభ్యామేవ సువర్గం ఏవ సువర్గము సువర్గమేవ సువర్గం లోకం లోకము సువర్గమేవ సువర్గం లోకం సువర్గం లోకం లోకము సువర్గము సువర్గం లోకయంతి ఎంతి లోకము సువర్గము సువర్గం లోకయంతి స్వర్గమితి సువాహకం లోకయంతి ఎంత లోకం లోకయంతి త్రివృత్ త్రివృద్యంతి లోకం లోకయంతి త్రివృత ఎంత త్రివృత్ త్రివృద్యంతి ఎంత త్రివృడగ్నిష్టామో అగ్నిష్టామస్త్రివృద్యంతి ఎంత త్రివృడగ్నిష్టామ త్రివృడగ్నిష్టామో అగ్నిష్టామస్త్రివృత్ త్రివృడగ్నిష్టామో భవతి భవత్యగ్నిష్టామస్త్రివృత్ త్రివృడగ్నిష్టామో భవతి త్రివృత్రివృత్ అగ్నిష్టామో భవతి భవత్యగ్నిష్టామో అగ్నిష్టామో భవతి తేజస్తేజ భవత్యగ్నిష్టామో అగ్నిష్టామో భవతి తేజ అగ్నిష్టామ ఇత్యగ్నిష్టామ భవతి తేజస్తేజ భవతి భవతి తేజ ఏవైవ తేజ భవతి భవతి తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవా వా వైవ తేజస్తేజ ఏవా వా ఏవా వా వైవై వావరుంధతే రుంధతే వైవై వావరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే పంచదశ పంచదశో రుంధతే వావరుంధతే పంచదశ రుంధతే పంచదశ పంచదశో రుంధతే రుంధతే పంచదశో భవతి భవతి పంచదశో రుంధతే రుంధతే పంచదశో భవతి పంచదశో భవతి భవతి పంచదశ పంచదశో భవతి ఇంద్రియమింద్రియం భవతి పంచదశ పంచదశో భవతి ఇంద్రియం పంచదశ ఇది పంచాదశ భవతీంద్రియమింద్రియం భవతి భవతీంద్రియమేవైవేంద్రియం భవతి భవతీంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవా వైవేంద్రియమింద్రియమేవా రుంధతే వైవై వావరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే సప్తదశ సప్తదశో రుంధతే వావరుంధతే సప్తదశ రుంధతే సప్తదశ సప్తదశో రుంధతే రుంధతే సప్తదశో భవతి భవతి సప్తదశో రుంధతే రుంధతే సప్తదశో భవతి సప్తదశో భవతి భవతి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్య సప్తదశ ఇది సప్తదశ భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యావరుధ్యా అన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యావరుధ్యావరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యా అథో అథో అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యా అథో అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యా అథో అథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్రప్రథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్ర అవరుధ్యా ఇత్యవరుధ్యై అథో ప్రప్రథో అథో ప్రైవైవ ప్రాథో అథో ప్రైవ అథో ఇత్యథో ప్రైవైవ ప్రప్రైవతేన తేనైవ ప్రప్రైవతేన ఏవతేన తేనైవైవ తేన జాయంతే జాయంతే తేనైవైవ తేన జాయంతే తేన జాయంతే జాయంతే తేన తేన జాయంత ఏక విభూష ఏక విభూషో జాయంతే తేన తేన జాయంత ఏక విభూష జాయంత ఏక విభూష ఏక విభూషో జాయంతే జాయంత ఏక విభూషో భవతి భవత్యేక విభూషో జాయంతే జాయంత ఏక విభూషో భవతి ఏక విభూషో భవతి భవత్యేక విభూష ఏక విభూషో భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవత్యేక విభూష ఏక విభూషో భవతి ప్రతిష్ఠిత్యై ఏక విభూష ఇత్యేక విభూష భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ఋచమోరుషమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో ఋచం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో ఋచమోరుషమథో అథో ఋచమేవైవ ఋచమథో అథో ఋచమేవ అథో ఇత్యథో ఋషమేవైవ ఋచమోరుషమేవాత్మన్నాత్మన్నేవ ఋచమోరుషమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ దధతే ఆత్మన్నేవైవాత్మన్ దధతే ఆత్మన్ దధతే దధత ఆత్మన్నాత్మన్ దధతే తృణవస్తృణవో దధత ఆత్మన్నాత్మన్ దధతే తృణవ దధతే తృణవస్తృణవో దధతే దధతే తృణవో భవతి భవతి తృణవో దధతే దధతే తృణవో భవతి తృణవో భవతి భవతి తృణవస్తృణవో భవతి విదిత్యై విదిత్యై భవతి తృణవస్తృణవో భవతి విదిత్యై తృణవ ఇదిత్రీణవ భవతి విదిత్యై విదిత్యై భవతి భవతి విదిత్యై త్రయస్త్రిపుంశస్త్రయస్త్రిపుంశో విదిత్యై భవతి భవతి విదిత్యై త్రయస్త్రిపుంశ విదిత్యైత్రయస్త్రిపుంశస్త్రయస్త్రిపుంశో విదిత్యై విదిత్యైత్రయస్త్రిపుంశో భవతి భవతి త్రయస్త్రిపుంశో విదిత్యై విదిత్యైత్రయస్త్రిపుంశో భవతి త్రయస్త్రిపుంశో భవతి భవతి త్రయస్త్రిపుంశస్త్రయస్త్రిపుంశో భవతి ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యై భవతి త్రయస్త్రిపుంశస్త్రయస్త్రిపుంశో భవతి ప్రతిష్ఠత్యై త్రయస్త్రిపుంశ ఇది త్రయః త్రిపుంశః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యై సదోహవిర్ధానినః సదోహవిర్ధానినః ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యై సదోహవిర్ధానినః ప్రతిష్ఠిత్యై సదోహవిర్ధానినః సదోహవిర్ధానినః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సదోహవిర్ధానిన ఏతేనైతేన సదోహవిర్ధానినః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సదోహవిర్ధానిన ఏతేన ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సదోహవిర్ధానిన ఏతేనైతేన సదోహవిర్ధానినః సదోహవిర్ధానిన ఏతేన షడ్రాత్రేణ షడ్రాత్రేణైతేన సదోహవిర్ధానినః సదోహవిర్ధానిన ఏతేన షడ్రాత్రేణ సదోహవిర్ధానిన ఇది సదోహవిర్ధానినః ఏతేన షడ్రాత్రేణ షడ్రాత్రేణైతేనైతేన షడ్రాత్రేణ యజేరన్ యజేరన్ షడ్రాత్రేణైతేనైతేన షడ్రాత్రేణ యజేరన్ షడ్రాత్రేణ యజేరన్ యజేరన్ షడ్రాత్రేణ షడ్రాత్రేణ యజేరన్నాశ్వథి ఆశ్వథి యజేరన్ షడ్రాత్రేణ షడ్రాత్రేణ యజేరన్నాశ్వథి షడ్్రాత్రేణేతి షడ్రాత్రేణ యజేరన్నాశ్వథి ఆశ్వథి యజేరన్ యజేరన్నాశ్వథి హవిర్ధానకం హవిర్ధానమాశ్వథి యజేరన్ యజేరన్నాశ్వథి హవిర్ధానం ఆశ్వథి హవిర్ధానకో హవిర్ధానమాశ్వథి ఆశ్వథి హవిర్ధానం చ హవిర్ధానమాశ్వథి ఆశ్వథి హవిర్ధానం చ ఆశ్వథి ఇత్యాశ్వథి హవిర్ధానం చ హవిర్ధానకో హవిర్ధానం చాగ్నేః ధ్రమాగ్నేయేధ్రం చ హవిర్ధానకో హవిర్ధానం చాగ్నేయేధ్రం హవిర్ధానమితి హవిర్ధానం చాగ్నేయేధ్రమాగ్నేయేధ్రం చ చాగ్నేయేధ్రం చ చాగ్నేయేధ్రం చ చాగ్నేయేధ్రం చ ఆగ్నేయేధ్రం చాగ్నేయేధ్రమాగ్నేయేధ్రం చ భవతో భవతశ్చాగ్నేయేధ్రమాగ్నేయేధ్రం చ భవతః ఆగ్నేయేధ్రమిత్యాగ్నేయేధ్రం చ భవతో భవతశ్చ చ భవతస్తత్తద్భవతశ్చ చ భవతస్తద్ భవతస్తత్తద్భవతో భవతస్తద్ధేతద్భవతో భవతస్తద్ధి తద్ధేతద్ధి సవర్గ్యగో సవర్గ్యగో హి తద్ధి సవర్గ్యం హితవర్గ్యగో సవర్గ్యగో హి హితవర్గ్యం చక్రీవతి చక్రీవతి సవర్గ్యగో హి హితవర్గ్యం చక్రీవతి సువర్గ్యం చక్రీవతి చక్రీవతి సువర్గ్యగో సువర్గ్యం చక్రీవతి భవతో భవతశ్చక్రీవతి సువర్గ్యగో సువర్గ్యం చక్రీవతి భవతః సువర్గ్యమిది సువర్గ్యం చక్రీవతి భవతో భవతశ్చక్రీవతి చక్రీవతి భవతః సువర్గస్య సువర్గస్య భవతశ్చక్రీవతి చక్రీవతి భవతః సువర్గస్య చక్రీవతి ఇది చక్రీవతి భవతః సువర్గస్య సువర్గస్య భవతో భవతః సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య భవతో భవతః సువర్గస్య లోకస్య సవర్గస్య లోకస్య లోకస్య సవర్గస్య సవర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య సవర్గస్య సవర్గస్య లోకస్య సమష్టి సవర్గస్యేతి సవర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య లోకస్య సమష్ట్యా ఉలోకలబుద్ధ ఉలోకలబుద్ధ సమష్టి లోకస్య లోకస్య సమష్ట్యా ఉలోకలబుద్ధ సమష్ట్యా ఉలోకలబుద్ధ ఉలోకలబుద్ధ సమష్టి సమష్ట్యా ఉలోకలబుద్ధో యూప యూప ఉలోకలబుద్ధ సమష్టి సమష్ట్యా ఉలోకలబుద్ధో యూప సమష్ట్యా ఇది సమ్ అష్టి ప్రాంగిరేవ ప్రాంగ్ ప్రాంగి వహి ఇవ హి వే వహి సువర్గస్సు వర్గో హి వే వహి సువర్గః హిసువర్గస్వర్గో హేసువర్గో లోకో లోకస్వర్గో హేసువర్గో లోక స్వర్గో లోకో లోకస్వర్గస్వర్గో లోక సరస్వత్యా సరస్వత్యా లోకస్వర్గస్వర్గో లోక సరస్వత్యా సువర్గ ఇది సువాక లోక సరస్వత్యా సరస్వత్యా లోకో లోక సరస్వత్యాంది యాంది సరస్వత్యా లోకో లోక సరస్వత్యాంది సరస్వత్యాంది యాంది సరస్వత్యా సరస్వత్యాంశేష ఏషయాంది సరస్వత్యా సరస్వత్యాంశేష యాంధ్యేష ఏషయాంధ్యేష వైవా ఏషయాంధ్యేష వై ఏష వైవా ఏష ఏష వై దేవయానో దేవయానో వా ఏష ఏష వై దేవయాన వై దేవయానో దేవయానో వై వై దేవయాన పంథా పంథా దేవయానో వై వై దేవయాన పంథా దేవయాన పంథా పంథా దేవయానో దేవయాన పంథా స్తం పంథా దేవయానో దేవయాన పంథా స్తం దేవయాన ఇది దేవయాన పంథాస్తం బంధా పంథాస్తమేవైవతం బంధా పంథాస్తమేవ తమేవైవతంతమేవాన్వారోహంత్యన్వారోహంత్యేవతంతమేవాన్వారోహంతి ఏవాన్వారోహంత్యన్వారోహంత్యేవైవాన్వారోహంత్యాక్రోశంత ఆక్రోశంతోన్వారోహంత్యేవైవాన్వారోహంత్యాక్రోశంత అన్వారోహంత్యాక్రోశంత ఆక్రోశంతోన్వారోహంత్యన్వారోహంత్యాక్రోశంతో యాంది యాంత్యాక్రోశంతోన్వారోహంత్యన్వారోహంత్యాక్రోశంతో యాంది అన్వారోహంతీత్యను ఆరోహంతి ఆక్రోశంతో యాంతి యాంత్యాక్రోశంత ఆక్రోశంతో యాంచవర్తిమవర్తి యాంత్యాక్రోశంత ఆక్రోశంతో యాంచవర్తిం ఆక్రోశంత ఇత్యాక్రోశంత ప్రతిషజ్య ప్రతిష్టాం ప్రతిష్టాం ప్రతిషజ్య ప్రతిష్టాం గచ్చంది గచ్చంది ప్రతిష్టాం ప్రతిష్టాం గచ్చంది ప్రతిషజ్యేది ప్రతిషజ్య ప్రతిష్టాం గచ్చంది గచ్చంది ప్రతిష్టాం ప్రతిష్టాం గచ్చంది యదా యదా గచ్చంది ప్రతిష్టాం ప్రతిష్టాం గచ్చంది యదా ప్రతిష్టామిది ప్రతిష్టాం గచ్చంది యదా యదా గచ్చంది గచ్చంది యదా దశ దశ యదా గచ్చంది ప్రతిష్టాం ప్రతిష్టాం గచ్చంది యదా ప్రతిష్టామిది ప్రతిష్టాం గచ్చంది యదా యదా గచ్చంది గచ్చంది యదా దశ దశ యదా దశశతకో శతం దశ శతం కుర్వంతి శతం దశ శతం కుర్వంతి శతం కుర్వంతి కుర్వంతి శతకో శతం కుర్వంత్యథాథ కుర్వంతి శతకో శతం కుర్వంత్యథ కుర్వంత్యథాథ కుర్వంతి కుర్వంత్యథైకమేకమథ కుర్వంతి కుర్వంత్యథైకం అథైకమేకమథాథైకముత్థానముత్థానమేకమథాథైకముత్థానం ఏకముత్థానముత్థానమేకమేకముత్థానకో శతాయుశ్రుతాయుత్థానమేకమేకముత్థానకో శతాయు ఉత్థానకో శతాయుశ్రుతాయుత్థానముత్థానకో శతాయః పురుషః పురుషశ్రుతాయుత్థానముత్థానకో శతాయః పురుష ఉత్థానమిత్యుత్థానం శతాయః పురుషః పురుషశ్రుతాయుశ్రుతాయః పురుషశ్రుతేంద్రియశ్రుతేంద్రియః పురుషశ్రుతాయుశ్రుతాయుః పురుషశ్రుతేంద్రియ శతాయురిది శతాయుః పురుషశ్రుతేంద్రియశ్రుతేంద్రియః పురుష పురుషశ్రుతేంద్రియ ఆయుష్యాయుషుతేంద్రియః పురుష పురుషశ్రుతేంద్రియ ఆయుషి శ్రుతేంద్రియ ఆయుష్యాయుషుతేంద్రియశ్రుతేంద్రియ ఆయుష్యేవైవాయుషుతేంద్రియశ్రుతేంద్రియ ఆయుష్యేవ శ్రుతేంద్రియ ఇది శత ఇంద్రియః ఆయుష్యేవైవాయుష్యాయుష్యేవేంద్రియ ఇంద్రియ ఏవాయుష్యాయుష్యేవేంద్రియే ఏవేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్ఠంతి తిష్టంతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్ఠంతి ప్రతిష్ఠంతి తిష్టంతి ప్రతి ప్రతిష్ఠంతి యదా తిష్టంతి ప్రతి ప్రతిష్ఠంతి యదా తిష్టంతి యదా తిష్టంతి తిష్టంతి యదా శతకం శతం యదా తిష్టంతి తిష్టంతి యదా శతం యదా శతకం శతం యదా శతకం సహస్రకం సహస్రకం శతం యదా శతకం సహస్రం శతకం సహస్రకం సహస్రకం శతకం శతకం సహస్రం కుర్వంతి కుర్వంతి సహస్రకం శతకం శతకం సహస్రం కుర్వంతి సహస్రం కుర్వంతి కుర్వంతి సహస్రకం సహస్రం కుర్వంత్యథాథ కుర్వంతి సహస్రకం సహస్రం కుర్వంత్యథ కుర్వంత్యథా కుర్వంతి కుర్వంత్యథైకమేకమత కుర్వంతి కుర్వంత్యథైకం అథైకమేకమసాథైకముత్థానముత్థానమేకమసాథైకముత్థానం ఏకముత్థానముత్థానమేకమేకముత్థానగో సహస్ర సంవిద సహస్ర సంవిద ఉత్థానమేకమేకముత్థానగో సహస్ర సంవిద ఉత్థానగో సహస్ర సంవిద సహస్ర సంవిద ఉత్థానముత్థానగో సహస్ర సంవిదో వై వై సహస్ర సంవిద ఉత్థానముత్థానగో సహస్ర సంవిదో వై ఉత్థానమిత్యుదస్థానం సహస్ర సంవిదో వై వై సహస్ర సంవిద సహస్ర సంవిదో వా అసావసౌ వై సహస్ర సంవిద సహస్ర సంవిదో వా అసౌ సహస్ర సంవిత ఇది సహస్ర సంవిత వా అసావసౌ వై వా అసౌ లోకో లోకోసౌ వై వా అసౌ లోక అసౌ లోకో లోకోసావసౌ లోకోముమమన్ లోకోసావసౌ లోకోముమ్ లోకోముమమన్ లోకో లోకోముమే వై వామం లోకో లోకోముమేవ అముమేవైవామముమేవ లోకం లోకమేవామముమేవ లోకం ఏవ లోకం లోకమేవైవ లోకమభ్యభిలోకమేవైవ లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయంతి జయంత్యభిలోకం లోకమభిజయంతి అభిజయంతి జయంత్యభ్యభిజయంతి యదా యదా జయంత్యభ్యభిజయంతి యదా జయంతి యదా యదా జయంతి జయంతి యదైషా మేషాం యదా జయంతి జయంతి యదైషాం యదైషామేషాం యదా యదైషాం ప్రమీయేత ప్రమీయేతైషాం యదా యదైషాం ప్రమీయేత తేషాం ప్రమీయేత ప్రమీయేతైషామేషాం ప్రమీయేత యదా యదా ప్రమీయేతైషామేషాం ప్రమీయేత యదా ప్రమీయేత యదా యదా ప్రమీయేత ప్రమీయేత యదా వా వా యదా ప్రమీయేత ప్రమీయేత యదా వా ప్రమీయేతేతి ప్రమీయేత యదా వా వా యదా యదా వాజీయేరంజీయేరణ వా యదా యదా వాజీయేరన్న వాజీయేరంజీయేరణ వా వాజీయేరన్నథా సదీయేరణ వా వాజీయేరన్నథ జీయేరన్నథా సదీయేరంజీయేరన్నథైకమేకమథదీయేరంజీయేరన్నథైకం అథైకమేకమథాథైకముత్థానముత్థానమేకమథాథైకముత్థానం ఏకముత్థానముత్థానమేకమేకముత్థానం దత్తరుత్థానమేకమేకముత్థానం ఉత్థానందత్తదుత్థానముత్థానం దద్ధి తదుత్థానముత్థానం దద్ధి ఉత్థానమిత్యుదస్థానం అద్ధి దత్తద్ధి దేర్థం దేర్థగం హి దత్తద్ధి దేర్థం హి దేర్థం దేర్థగం హి దేర్థం దేర్థమిది దేర్థం కుసురబింద ఔద్దాలగిర ఉద్దాలగిః కుసురబిందః కుసురబింద ఔద్దాలగిర కామయత కామయత ఔద్దాలగిః కుసురబిందః కుసురబింద ఔద్దాలగిర కామయత ఔద్దాలగిర కామయత కామయత ఉద్దాలగిర ఉద్దాలగిర కామయత పుషమాన్ పుషమాన కామయత ఉద్దాలగిర ఉద్దాలగిర కామయత పుషమాన్ ఔద్దాలగిరిత్యౌద్దాలగిహి అకామయత పుషమాన్ పుషమాన కామయత కామయత పుషమాన్ స్యాగుస్యాం పుషమాన కామయత కామయత పుషమాన్ స్యాం పుషమాన్ స్యాగుస్యాం పుషమాన్ పుషమాన్ స్యామితి నస్యాం పుషమాన్ పుషమాన్ స్యామితి పుషమానితి పుషమాన్ శ్యామిదేత్యాగు శ్యామి దిశ సరి దాగు శ్యామి దిశ ఇది సరి దిశ ఏతమేతగోస ఇదే దిశ ఏతం స ఏతమేతగోస స ఏతగో సప్తరాత్రగో సప్తరాత్రమేతగోస స ఏతగో సప్తరాత్రం ఏతగో సప్తరాత్రగో సప్తరాత్రమేతమేతగో సప్తరాత్రమా సప్తరాత్రమేతమేతగో సప్తరాత్రమా సప్తరాత్రమా సప్తరాత్రగో సప్తరాత్రమాహరద హరద సప్తరాత్రగో సప్తరాత్రమాహరద సప్తరాత్రమితి సప్తరాత్రం ఆహరద హరదాహరత్తేన తేనాహరదాహరత్తేన అహరత్తేన తేనాహరద హరత్తేన యజత యజత తేనాహరద హరత్తేన యజత తేన యజత యజత తేన తేన యజత తేన తేన యజత తేన తేన యజత తేన అయజత తేన తేన యజత యజత తేన వై వై తేన యజత యజత తేన వై తేన వై వై తేన తేన వై సస వై తేన తేన వై స వై స వై వై సయావంతో యావంతః స వై వై సయావంతః సయావంతో యావంతః స సయావంతో గ్రామ్యాగ్రామ్యాయావంతస్సయావంతోగ్రామ్యాయావంతో గ్రామ్యా గ్రామ్యాయావంతో యావంతో గ్రామ్యాః పశవః పశవో గ్రామ్యాయావంతో యావంతో గ్రామ్యాః పశవః గ్రామ్యాః పశవః పశవో గ్రామ్యాగ్రామ్యాః పశవస్తాగుస్తాన్ పశవో గ్రామ్యాగ్రామ్యాః పశవస్తాన్ పశవస్తాగుస్తాన్ పశవః పశవస్తానవావతాన్ పశవః పశవస్తానవ తానవావతాగుస్తానవారుంధారుంధావతాగుస్తానవారుంధ అవారుంధారుంధావావారుంధయో యో రుంధావావారుంధయ అరంధయోరంధారంధయ ఏమేవయోరంధారంధయ ఏమేవయోయ విద్వాన్ విద్వానేవయోయ విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేవమేవం విద్వాన్ సప్తరాత్రేణ సప్తరాత్రేణ విద్వానేవమేవం విద్వాన్ సప్తరాత్రేణ విద్వాన్ సప్తరాత్రేణ సప్తరాత్రేణ విద్వాన్ విద్వాన్ సప్తరాత్రేణ యజతే యజతే సప్తరాత్రేణ విద్వాన్ విద్వాన్ సప్తరాత్రేణ యజతే సప్తరాత్రేణ యజతే యజతే సప్తరాత్రేణ సప్తరాత్రేణ యజతే యావంతో యావంతో యజతే సప్తరాత్రేణ సప్తరాత్రేణ యజతే యావంత సప్తరాత్రేణేతి సప్త రాత్రేణ యజతే యావంతో యావంతో యజతే యజతే యావంత ఏవైవ యావంతో యజతే యజతే యావంత ఏవ యావంత ఏవైవ యావంతో యావంత ఏవ గ్రామ్యా గ్రామ్యా ఏవ యావంతో యావంత ఏవ గ్రామ్యా ఏవ గ్రామ్యా గ్రామ్యా ఏవైవ గ్రామ్యా పశువ పశవో గ్రామ్యా ఏవైవ గ్రామ్యా పశువ గ్రామ్యా పశవ పశవో గ్రామ్యా గ్రామ్యా పశవస్తాగుస్తాన్ పశవో గ్రామ్యా గ్రామ్యా పశవస్తాన్ పశవస్తాగుస్తాన్ పశవ పశవస్తానేవైవతాన్ పశవ పశవస్తానేవ తానేవైవతాగుస్తానేవా వైవతాగుస్తానేవా ఏవా వైవైవావరుంధే రుంధే వైవైవావరుంధే అవరుంధే రుంధే వావరుంధే సప్తరాత్ర సప్తరాత్రో రుంధే వావరుంధే సప్తరాత్ర రుంధే సప్తరాత్ర సప్తరాత్రో రుంధే రుంధే సప్తరాత్రో భవతి భవతి సప్తరాత్రో రుంధే రుంధే సప్తరాత్రో భవతి సప్తరాత్రో భవతి భవతి సప్తరాత్ర సప్తరాత్రో భవతి సప్త సప్త భవతి సప్తరాత్ర సప్తరాత్రో భవతి సప్త సప్తరాత్ర ఇది సప్తరాత్ర భవతి సప్త సప్త భవతి భవతి సప్త గ్రామ్యా గ్రామ్యా సప్త భవతి భవతి సప్త గ్రామ్యా సప్త గ్రామ్యా గ్రామ్యా సప్త సప్త గ్రామ్యా పశవ పశవో గ్రామ్యా సప్త సప్త గ్రామ్యా పశవ గ్రామ్యా పశవ పశవో గ్రామ్యా గ్రామ్యా పశవ సప్త సప్త పశవో గ్రామ్యా గ్రామ్యా పశవ సప్త పశవ సప్త సప్త పశవ పశవ సప్తారణ్యా అరణ్యా సప్త పశవ పశవ సప్తారణ్యా సప్తారణ్యా అరణ్యా సప్త సప్తారణ్యా సప్త సప్తారణ్యా సప్త సప్తారణ్యా సప్త అరణ్యా సప్త సప్తారణ్యా అరణ్యా సప్త ఛందాగుంసి ఛందాగుంసి సప్తారణ్యా అరణ్యా సప్త ఛందాగుంసి సప్త ఛందాగుంసి ఛందాగుంసి సప్త సప్త ఛందాగస్య భయస్య అభయస్య ఛందాగుంసి సప్త సప్త ఛందాగస్య భయస్య ఛందాగస్య భయస్య అభయస్య ఛందాగుంసి ఛందాగస్య భయస్యావరుధ్యా అవరుధ్యా ఉభయస్య ఛందాగుంసి ఛందాగస్య భయస్యావరుధ్యై ఉభయస్యావరుధ్యా అవరుధ్యా ఉభయస్య అభయస్యావరుధ్యై త్రివృత్రివృదవరుధ్యా ఉభయస్య అభయస్యావరుధ్యై త్రివృత అవరుధ్యై త్రివృత్రివృదవరుధ్యా అవరుధ్యై త్రివృతగ్నిష్ఠామోగ్నిష్ఠామస్త్రివృదవరుధ్యా అవరుధ్యై త్రివృతగ్నిష్ఠామ అవరుధ్యా ఇత్యవరుధ్యై త్రివృతగ్నిష్ఠామోగ్నిష్ఠామస్త్రివృత్రివృతగ్నిష్ఠామో భవతి భవత్యగ్నిష్ఠామస్త్రివృత్రివృతగ్నిష్ఠామో భవతి త్రివృతి త్రివృత అగ్నిష్ఠామో భవతి భవత్యగ్నిష్ఠామో అగ్నిష్ఠామో భవతి తేజస్తేజో భవత్యగ్నిష్ఠామో అగ్నిష్ఠామో భవతి తేజ అగ్నిష్ఠామ ఇత్యగ్ని స్తోమ భవతి తేజస్తేజో భవతి భవతి తేజ ఏవైవ తేజో భవతి భవతి తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవా వా వైవ తేజస్తేజ ఏవా వైవైవావరుంధే రంధే వైవైవావరుంధే అవరుంధే రంధే వావరుంధే పంచదశ పంచదశో రంధే వావరుంధే పంచదశ రంధే పంచదశ పంచదశో రంధే రంధే పంచదశో భవతి భవతి పంచదశో రంధే రంధే పంచదశో భవతి పంచదశో భవతి భవతి పంచదశ పంచదశో భవతి ఇంద్రియమింద్రియం భవతి పంచదశ పంచదశ భవతి ఇంద్రియం పంచదశ ఇది పంచాదశ భవతి ఇంద్రియమింద్రియం భవతి భవతి ఇంద్రియమేవైవేంద్రియం భవతి భవతి ఇంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవ వా వైవేంద్రియమింద్రియమేవ ఏవా వైవైవావరుంధే రంధే వైవైవావరుంధే అవరుంధే రంధే వావరుంధే సప్తదశ సప్తదశ రంధే వావరుంధే సప్తదశ రంధే సప్తదశ సప్తదశ రంధే రంధే సప్తదశ భవతి భవతి సప్తదశ రంధే రంధే సప్తదశ భవతి సప్తదశ భవతి భవతి సప్తదశ సప్తదశ భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి సప్తదశ సప్తదశ భవత్యన్నాద్యస్య సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యా అథో అథో అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యా అథో అన్నాద్యస్యేత్యన్నా అద్యస్య అవరుధ్యా అథో అథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్రథో అవరుధ్యా అవరుధ్యా అథో ప్ర అవరుధ్యా ఇద్యవరుధి అథో ప్రథో అథో ప్రైవ ప్రథో అథో ప్రైవ అథో ఇథో ప్రైవ ప్రైవతేన తేనైవ ప్రైవేన ఏవతేన తేనైవ తేన జాయతే జాయతే తేనైవ తేన జాయతే తేన జాయతే జాయతే తేన తేన జాయత ఏక విపుంశ ఏక విపుంశో జాయతే తేన తేన జాయత ఏక విపుంశ జాయత ఏక విపుంశ ఏక విపుంశో జాయతే జాయత ఏక విపుంశో భవతి భవత్యేక విపుంశో జాయతే జాయత ఏక విపుంశో భవతి ఏక విపుంశో భవతి భవత్యేక విపుంశ ఏక విపుంశో భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవత్యేక విపుంశ ఏక విపుంశో భవతి ప్రతిష్ఠిత్యై ఏక విపుంశ ఇత్యేక విపుంశ భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రుచమోరుచమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రుచం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచమోరుచమథో అథో రుచమేవైవ రుచమథో అథో రుచమేవ అథో ఇత్యథో రుచమేవైవ రుచమోరుచమేవాత్మన్నాత్మన్నేవ రుచమోరుచమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నేవైవాత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే తృణవస్తృణవో ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే తృణవ ధత్తే తృణవస్తృణవో ధత్తే ధత్తే తృణవో భవతి భవతి తృణవో ధత్తే ధత్తే తృణవో భవతి తృణవో భవతి భవతి తృణవస్తృణవో భవతి విజిత్యై విజిత్యై భవతి తృణవస్తృణవో భవతి విజిత్యై తృణవ భవతి విజిత్యై విజిత్యై భవతి భవతి విజిత్యై పంచ విపుంశో విజిత్యై భవతి భవతి విజిత్యై పంచ విపుంశ విజిత్యై పంచ విపుంశః పంచ విపుంశో విజిత్యై విజిత్యై పంచ విపుంశోగ్నిష్టామోగ్నిష్టామః పంచ విపుంశో విజిత్యై విజిత్యై పంచ విపుంశోగ్నిష్టామః విజిత్యా ఇది విజిత్యై పంచ విపుంశోగ్నిష్టామోగ్నిష్టామః పంచ విపుంశః పంచ విపుంశోగ్నిష్టామో భవతి భవత్యగ్నిష్టామః పంచ విపుంశః పంచ విపుంశోగ్నిష్టామో భవతి పంచ విపుంశ ఇది పంచ విపుంశ అగ్నిష్టామో భవతి భవత్యగ్నిష్టామోగ్నిష్టామో భవతి ప్రజాపతేర్ ప్రజాపతేర్భవత్యగ్నిష్టామో అగ్నిష్టామో భవతి ప్రజాపతే అగ్నిష్టామ ఇత్యగ్నిష్టామ భవతి ప్రజాపతేర్ ప్రజాపతేర్భవతి భవతి ప్రజాపతేరాప్త్యా ఆప్త్యై ప్రజాపతేర్భవతి భవతి ప్రజాపతేరాప్త్యై ప్రజాపతేరాప్త్యా ఆప్త్యై ప్రజాపతేర్ ప్రజాపతేరాప్త్యై మహావ్రతవాన్ మహావ్రతవానాప్త్యై ప్రజాపతేర్ ప్రజాపతేరాప్త్యై మహావ్రతవాన్ ప్రజాపతేరిది ప్రజాపతే ఆప్త్యై మహావ్రతవాన్ మహావ్రతవానాప్త్యా ఆప్త్యై మహావ్రతవానన్నాద్యస్య మహావ్రతవానాప్త్యా ఆప్త్యై మహావ్రతవానన్నాద్యస్య మహావ్రతవానన్నాద్యస్యాన్నాద్యస్య మహావ్రతవాన్ మహావ్రతవానన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యాన్నాద్యస్య మహావ్రతవాన్ మహావ్రతవానన్నాద్యస్యావరుధ్యై మహావ్రతవానిది మహావ్రతాను అన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యై విశ్వజిత్ విశ్వజితవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యై విశ్వజిత్ అన్నాద్యస్యేత్యన్న అద్యస్య అవరుధ్యే విశ్వజిత్ విశ్వజితవరుధ్యా అవరుధ్యే విశ్వజిత్ సర్వపృష్ఠ సర్వపృష్ఠ విశ్వజితవరుధ్యా అవరుధ్యే విశ్వజిత్ సర్వపృష్ఠ అవరుధ్యా ఇత్యవరుధ్యే విశ్వజిత్ సర్వపృష్ఠ సర్వపృష్ఠ విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్ఠోదరాత్రోదరాత్ర సర్వపృష్ఠ విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్ఠోదరాత్ర విశ్వజిది విశ్వాజిత్ సర్వపృష్ఠోదరాత్రోదరాత్ర సర్వపృష్ఠ సర్వపృష్ఠోదరాత్రో భవతి భవత్యదరాత్ర సర్వపృష్ఠ సర్వపృష్ఠోదరాత్రో భవతి సర్వపృష్ట ఇది సర్వపృష్ఠ అతరాత్రో భవతి భవత్యదరాత్రోదరాత్రో భవతి సర్వస్య సర్వస్య భవత్యదరాత్రోదరాత్రో భవతి సర్వస్య అతిరాత్ర ఇత్యది రాత్ర భవతి సర్వస్య సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యా అభిజిత్యై సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యై సర్వస్యాభిజిత్యా అభిజిత్యై సర్వస్య సర్వస్యాభిజిత్యై యద్యదభిజిత్యై సర్వస్య సర్వస్యాభిజిత్యై యద్ అభిజిత్యై యద్యదభిజిత్యా అభిజిత్యై యత్ ప్రత్యక్షం ప్రత్యక్షం యదభిజిత్యా అభిజిత్యై యత్ ప్రత్యక్షం అభిజిత్యా ఇత్యభిజితి యత్ ప్రత్యక్షం ప్రత్యక్షం యద్యత్ ప్రత్యక్షం పూర్వేషు పూర్వేషు ప్రత్యక్షం యద్యత్ ప్రత్యక్షం పూర్వేషు ప్రత్యక్షం పూర్వేషు పూర్వేషు ప్రత్యక్షం ప్రత్యక్షం పూర్వేష్హస్వహస్ పూర్వేషు ప్రత్యక్షం ప్రత్యక్షం పూర్వేష్హస్సు ప్రత్యక్షమిది ప్రతి అక్షం పూర్వేష్హస్వహస్ పూర్వేషు పూర్వేష్హస్ పృష్టాని పృష్టాన్యహస్ పూర్వేషు పూర్వేష్హస్ పృష్టాని అహస్సు పృష్టాని పృష్టాన్యహస్వహస్ పృష్టాన్ని వేయు వేయు పృష్టాన్యహస్వహస్ పృష్టాన్ని వేయు అహస్వేత్యహస్సు పృష్టాన్యుపేయుర్వేయుః పృష్టాని పృష్టాన్యుపేయుః ప్రత్యక్షం ప్రత్యక్షముపేయుః పృష్టాని పృష్టాన్యుపేయుః ప్రత్యక్షం ఉపేయుః ప్రత్యక్షం ప్రత్యక్షముపేయుర్వేయుః ప్రత్యక్షం విశ్వజితి విశ్వజితి ప్రత్యక్షముపేయుర్వేయుః ప్రత్యక్షం విశ్వజితి ఉపేయురిత్యువాయుః ప్రత్యక్షం విశ్వజితి విశ్వజితి ప్రత్యక్షం ప్రత్యక్షం విశ్వజితి యథా విశ్వజితి ప్రత్యక్షం ప్రత్యక్షం విశ్వజితి యథా ప్రత్యక్షమిది ప్రతి అక్షం విశ్వజితి యథా విశ్వజితి విశ్వజితి యథా దుగ్ధాం దుగ్ధాం యథా విశ్వజితి విశ్వజితి యథా దుగ్ధాం విశ్వజితి విశ్వజితి యథా దుగ్ధాం దుగ్ధాం యథా యథా దుగ్ధాముపసీదత్యుపసీదతి దుగ్ధాం యథా యథా దుగ్ధాముపసీదతి దుగ్ధాముపసీదత్యుపసీదతి దుగ్ధాం దుగ్ధాముపసీదత్యేవమేవముపసీదతి దుగ్ధాం దుగ్ధాముపసీదత్యేవం ఉపసీదత్యేవమేవముపసీదత్యుపసీదత్యేవముత్తమముత్తమమేవముపసీదత్యుపసీదత్యేవముత్తమం ఉపసీదతీత్యుపాసీదతి ఏవముత్తమముత్తమమేవమేవముత్తమమహరహరుత్తమమేవమేవముత్తమమః ఉత్తమమహరహరుత్తమముత్తమమః స్యాత్ స్యాదహరుత్తమముత్తమమః స్యాత్ ఉత్తమమిత్యుత్తమం అహ స్యాత్ స్యాదహరః స్యాన్నన స్యాదహరః స్యాన్న స్యాన్నన స్యాత్ స్యాన్నైకరాత్ర ఏకరాత్రో న స్యాత్ స్యాన్నైకరాత్ర నైకరాత్ర ఏకరాత్రో ననైకరాత్రశ్చర శనైకరాత్రో ననైకరాత్రశ్చర ఏకరాత్రశ్చన శనైకరాత్ర ఏకరాత్రశ్చన స్యాత్ స్యాత్ శనైకరాత్ర ఏకరాత్రశ్చన స్యాత్ ఏకరాత్ర ఇత్యేకరాత్ర చన స్యాత్ స్యాత్ చన చన స్యాత్ బృహద్రథంతరే బృహద్రథంతరే స్యాత్ చన చన స్యాత్ బృహద్రథంతరే స్యాత్ బృహద్రథంతరే బృహద్రథంతరే స్యాత్ స్యాత్ బృహద్రథంతరే పూర్వేషు పూర్వేషు బృహద్రథంతరే స్యాత్ స్యాత్ బృహద్రథంతరే పూర్వేషు బృహద్రథంతరే పూర్వేషు పూర్వేషు బృహద్రథంతరే బృహద్రథంతరే పూర్వేష్హస్వహస్ పూర్వేషు బృహద్రథంతరే బృహద్రథంతరే పూర్వేష్హస్సు బృహద్రథంతరే ఇది బృహద్ ప్రథంతరే పూర్వేష్హస్వహస్ పూర్వేషు పూర్వేష్హస్సు మోమాహస్ పూర్వేషు పూర్వేష్హస్సు అహస్సుమయంతిపాహస్సుమయంతి అహస్సుమయంతి అహస్సిపోపయంతీయమియంజిపోపయంతీయంతీయమియంజంతియంతీయం వావవావేయంతియంతీయం వావ ఇయం వావవావేయమియం వావరథంతరకోరథంతరం వావేయమియం వావరథంతరం వావరథంతరకోరథంతరం వావవావరథంతరమసావసౌరథంతరం వావవావరథంతరమసౌ రథంతరమసావసౌరథంతరకోరథంతరమసౌ బృహద్ బృహదసౌరథంతరకోరథంతరమసౌ బృహద్ రథంతరమిది రథం ధనం అసౌ బృహద్ బృహదసావసౌ బృహదాభ్యామాభ్యాం బృహదసావసౌ బృహదాభ్యాం బృహదాభ్యామాభ్యాం బృహద్ బృహదాభ్యామేవైవాభ్యాం బృహద్ బృహదాభ్యామేవ ఆభ్యామేవైవాభ్యామాభ్యామేవ నైవాభ్యామాభ్యామేవ ఏవ నైవైవ నయంతియంతి నైవైవ నయంతి నయంతియంతి నయంత్యథో అథోయంతి నయంత్యథో యంత్యథో అథోయంతి యంత్యథో అనయోరనయోరథోయంతి యంత్యథో అనయో అథో అనయోరనయోరథో అథో అనయోరేవైవానయోరథో అథో అనయోరేవ అథో ఇత్యథో అనయోరేవైవానయోరనయోరేవ ప్రతి ప్రత్యేవానయోరనయోరేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్ఠంది తిష్ఠంది ప్రత్యేవైవ ప్రతిష్ఠంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది యద్యత్తిష్టంది ప్రతి ప్రతిష్టంది యద్ తిష్టంది యద్యత్తిష్టంది తిష్టంది యత్ ప్రత్యక్షం ప్రత్యక్షం యత్తిష్టంది తిష్టంది యత్ ప్రత్యక్షం యత్ ప్రత్యక్షం ప్రత్యక్షం యద్యత్ ప్రత్యక్షం విశ్వజితి విశ్వజితి ప్రత్యక్షం యద్యత్ ప్రత్యక్షం విశ్వజితి ప్రత్యక్షం విశ్వజితి విశ్వజితి ప్రత్యక్షం ప్రత్యక్షం విశ్వజితి పృష్టాని పృష్టాని విశ్వజితి ప్రత్యక్షం ప్రత్యక్షం విశ్వజితి పృష్టాని ప్రత్యక్షమిది ప్రతి అక్షం విశ్వజితి పృష్టాని పృష్టాని విశ్వజితి విశ్వజితి పృష్టాన్యుపయంతి భయంతి పృష్టాని విశ్వజితి విశ్వజితి పృష్టాన్యుపయంతి విశ్వజితి విశ్వజితి పృష్టాన్యుపయంత్యుపయంతి పృష్టాని పృష్టాన్యుపయంతి యథాయథో భయంతి పృష్టాని పృష్టాన్యుపయంతి యథా ఉపయంతి యథాయథో భయంత్యుపయంతి యథా ప్రత్తాం ప్రత్తాన్యథో భయంత్యుపయంతి యథా ప్రత్తాం ఉపయంతీత్యుపాయంతి యథా ప్రత్తాం ప్రత్తాన్యథాయథా ప్రత్తాం దృహే దృహే ప్రత్తాన్యథాయథా ప్రత్తాం దృహే ృహే ప్రత్తాం ప్రత్తాం దృహే తాదృక్ తాదృక్ దృహే ప్రత్తాం ప్రత్తాం దృహే తాదృక్ దృహే తాదృక్ తాదృక్ దృహే దృహే తాదృగేవైవ తాదృక్ దృహే దృహే తాదృగేవ తాదృగేవ ఇవ తాదృక్ తాదృగేవ తత్తదేవ తాదృక్ తాదృగేవ తత్ ఏవ తత్తదేవ ఇవ తత్ బృహస్పతిర కామయత కామయత బృహస్పతిర్ బృహస్పతిర కామయత బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్య కామయత బృహస్పతిర్ బృహస్పతిర కామయత బ్రహ్మవర్చసి అకామయత బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్య కామయత కామయత బ్రహ్మవర్చసి స్యాగుస్యాం బ్రహ్మవర్చస్య కామయత కామయత బ్రహ్మవర్చసి స్యాం బ్రహ్మవర్చసి స్యాగుస్యాం బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి స్యామితి తస్యాం బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి స్యామితి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి స్యామితి తస్యాగుస్యామితి ససరితి స్యాగుస్యామితి స ఇది స ఇది దశ ఏతమేతకోస ఇది దశ ఏతం స ఏతమేతకోస స ఏతమష్టరాత్రమష్టరాత్రమేతకోస స ఏతమష్టరాత్రం ఏతమష్టరాత్రమష్టరాత్రమేతమేతమష్టరాత్రమపశ్యద పశ్యదష్టరాత్రమేతమేతమష్టరాత్రమపశ్యద అష్టరాత్రమపశ్యద పశ్యదష్టరాత్రమష్టరాత్రమపశ్యత్తందమపశ్యదష్టరాత్రమష్టరాత్రమపశ్యత్తం అష్టరాత్రమిత్యష్టరాత్రం అవశ్యత్తంతమపశ్యదవశ్యత్తమాతమవశ్యదవశ్యత్తమా తమాదంతమాహరద హరదాదంతమాహరద ఆహరదహరదాహరత్తేన తేనాహరదాహరత్తేన అహరత్తేన తేనాహరదహరత్తేన యజతయజతేనాహరదహరత్తేనాయజత తేనాయజతయజతేన తేనాయజతతస్తతో యజతతేన తేనాయజతతః అయదతతస్తతో యజతయజతతో వై వైతతో యజతయజతతో వై తతో వై వైతతస్తతో వై సస వైతతస్తతో వై స వై స వై వై స బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి స వై వై స బ్రహ్మవర్చసి స బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి స స బ్రహ్మవర్చస్య భవద భవద్ బ్రహ్మవర్చసి స స బ్రహ్మవర్చస్య భవద బ్రహ్మవర్చస్య భవద భవద్ బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్య భవద్యో యో భవద్ బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్య భవద్య బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి అభవద్యో యో భవద భవద్య ఏమేవ యో భవద భవద్య ఏం ఏమేవయ్యోయ ఏం విద్వాన్ విద్వానేవయ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేవమేవం విద్వానష్టరాత్రేణ అష్టరాత్రేణ విద్వానేవమేవం విద్వానష్టరాత్రేణ విద్వానష్టరాత్రేణ అష్టరాత్రేణ విద్వాన్ విద్వానష్టరాత్రేణ యజతే యజతేష్టరాత్రేణ విద్వాన్ విద్వానష్టరాత్రేణ యజతే అష్టరాత్రేణ యజతే యజతేష్టరాత్రేణ అష్టరాత్రేణ యజతే బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి యజతేష్టరాత్రేణ అష్టరాత్రేణ యజతే బ్రహ్మవర్చసి అష్టరాత్రేణేత్యష్టరాత్రేణ యజతే బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి యజతే యజతే బ్రహ్మవర్చస్యేవైవ బ్రహ్మవర్చసి యజతే యజతే బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చస్యేవైవ బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యేవ భవతి భవత్యేవ బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యేవ భవతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి ఏవ భవతి భవత్యేవైవ భవత్యష్టరాత్రో అష్టరాత్రో భవత్యేవైవ భవత్యష్టరాత్ర భవత్యష్టరాత్రో అష్టరాత్రో భవతి భవత్యష్టరాత్రో భవతి భవత్యష్టరాత్రో భవతి భవత్యష్టరాత్రో భవతి అష్టరాత్రో భవతి భవత్యష్టరాత్రో అష్టరాత్రో భవత్యష్టాక్షరాష్టాక్షరా భవత్యష్టరాత్రో అష్టరాత్రో భవత్యష్టాక్షరా అష్టరాత్ర ఇత్యష్టరాత్ర భవత్యష్టాక్షరాష్టాక్షరా భవతి భవత్యష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరా భవతి భవత్యష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టా అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్ర్యా గాయత్ర్యా బ్రహ్మవర్చసం గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసం గాయత్ర్యా గాయత్ర్యా బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యైవైవ గాయత్ర్యా బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్ర్యైవైవ గాయత్ర్యా గాయత్ర్యైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ గాయత్ర్యా గాయత్ర్యైవ బ్రహ్మవర్చసం ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమవామ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధే రుంధేవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధే బ్రహ్మవర్చసమిది బ్రహ్మ వర్చసం అవరుంధే రుంధేవరుంధేష్టరాత్రో అష్టరాత్రో రుంధేవరుంధేష్టరాత్ర రుంధేష్టరాత్రోష్టరాత్రో రుంధే రుంధేష్టరాత్రో భవతి భవత్యష్టరాత్రో రుంధే రుంధేష్టరాత్రో భవతి అష్టరాత్రో భవతి భవత్యష్టరాత్రో అష్టరాత్రో భవతి చతస్రశ్చతస్రో భవత్యష్టరాత్రో అష్టరాత్రో భవతి చతస్ర అష్టరాత్రైత్యష్టరాత్ర భవతి చతస్రశ్చతస్రో భవతి భవతి చతస్రో వై వై చతస్రో భవతి భవతి చతస్రో వై చతస్రో వై వై చతస్రశ్చతస్రో వై దిశో దిశో వై చతస్రశ్చతస్రో వై దిశ వై దిశో దిశో వై వై దిశశ్చతస్రశ్చతస్రో దిశో వై వై దిశశ్చతస్ర దిశశ్చతస్రశ్చతస్రో దిశో దిశశ్చతస్రో వాంతర దిశ అవాంతర దిశశ్చతస్రో దిశో దిశశ్చతస్రో వాంతర దిశాః చతస్రో వాంతర దిశ అవాంతర దిశశ్చతస్రశ్చతస్రో వాంతర దిశ దిగ్భ్యో దిగ్భ్యో వాంతర దిశశ్చతస్రశ్చతస్రో వాంతర దిశ దిగ్భ్యః అవాంతర దిశాదిభ్యో దిభ్యో వాంతర దిశ అవాంతర దిశాదిభ్య ఏవైవ దిభ్యో వాంతర దిశ అవాంతర దిశాదిభ్య ఏవ అవాంతర దిశ ఇత్యవాంతర దిశాః దిభ్య ఏవైవ దిభ్యో దిభ్య ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ దిభ్యో దిభ్య ఏవ బ్రహ్మవర్చసం ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవామ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమవామ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధే రుంధేవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధే బ్రహ్మవర్చసమిది బ్రహ్మ వర్చసం అవరుంధే రుంధేవరుంధే త్రివృత్రివృత్రుంధేవరుంధే త్రివృత రుంధే త్రివృత్రివృత్రుంధే రుంధే త్రివృతగ్నిష్టోమోగ్నిష్టోమస్త్రివృత్రుంధే రుంధే త్రివృతగ్నిష్టోమ త్రివృదగ్నిష్టోమోగ్నిష్టోమస్త్రివృత్రివృదగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమస్త్రివృత్రివృదగ్నిష్టోమో భవతి త్రివృదిది త్రివృద అగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమోగ్నిష్టోమో భవతి తేజస్తేజో భవత్యగ్నిష్టోమోగ్నిష్టోమో భవతి తేజ అగ్నిష్టోమ ఇత్యగ్నిస్తోమ భవతి తేజస్తేజో భవతి భవతి తేజ ఏవైవ తేజో భవతి భవతి తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవైవ తేజస్తేజ ఏవైవరుంధే రుంధే వైవైవరుంధే అవరుంధే రుంధే వరుంధే పంచదశ పంచదశో రుంధే వరుంధే పంచదశ రుంధే పంచదశ పంచదశో రుంధే రుంధే పంచదశో భవతి భవతి పంచదశో రుంధే రుంధే పంచదశో భవతి పంచదశో భవతి భవతి పంచదశ పంచదశో భవతీంద్రియమింద్రియం భవతి పంచదశ పంచదశో భవతీంద్రియం పంచదశ ఇది పంచదశ భవతీంద్రియమింద్రియం భవతి భవతీంద్రియమేవైవేంద్రియం భవతి భవతీంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవా వైవేంద్రియమింద్రియమేవాంధే రుంధే వైవైవరుంధే అవరుంధే రుంధే వరుంధే సప్తదశ సప్తదశో రుంధే వరుంధే సప్తదశ రుంధే సప్తదశ సప్తదశో రుంధే రుంధే సప్తదశో భవతి భవతి సప్తదశో రుంధే రుంధే సప్తదశో భవతి సప్తదశో భవతి భవతి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి సప్తదశ సప్తదశో భవత్యన్నాద్యస్య సప్తదశ ఇది సప్తదశ భవత్యన్నాద్యస్యాన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్య అవరుధ్య అన్నాద్యస్య భవతి భవత్యన్నాద్యస్యావరుధ్యి అన్నాద్యస్యావరుధ్య అవరుధ్య అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్య అథో అథో అవరుధ్య అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్య అథో అన్నాద్యస్యేత్యన్నా అద్యస్య అవరుధ్య అథో అథో అవరుధ్య అవరుధ్య అథో ప్రప్రాథో అవరుధ్య అవరుధ్య అథో ప్ర అవరుధ్య ఇత్యవరుధి అథో ప్రప్రాథో అథో ప్రైవైవ ప్రాథో అథో ప్రైవ అథో ఇత్యథో ప్రైవైవ ప్రప్రైవతేన తేనైవ ప్రప్రైవతేన ఏవతేన తేనైవైవ తేన జాయతే జాయతే తేనైవైవ తేన జాయతే తేన జాయతే జాయతే తేన తేన జాయత ఏక విగుంశ ఏక విగుంశో జాయతే తేన తేన జాయత ఏక విగుంశ జాయత ఏక విగుంశ ఏక విగుంశో జాయతే జాయత ఏక విగుంశో భవతి భవత్యేక విగుంశో జాయతే జాయత ఏక విగుంశో భవతి ఏక విగుంశో భవతి భవత్యేక విగుంశ ఏక విగుంశో భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవత్యేక విగుంశ ఏక విగుంశో భవతి ప్రతిష్ఠిత్యై ఏక విపుంశ ఇత్యేక విపుంశ భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రుచమోరుచమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రుచం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచమోరుచమథో అథో రుచమేవైవ రుచమథో అథో రుచమేవ అథో ఇత్యథో రుచమేవైవ రుచగో రుచమేవాత్మన్నాత్మన్నేవ రుచగో రుచమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నేవైవాత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే తృణవస్తృణవో ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే తృణవ ధత్తే తృణవస్తృణవో ధత్తే ధత్తే తృణవో భవతి భవతి తృణవో ధత్తే ధత్తే తృణవో భవతి తృణవో భవతి భవతి తృణవస్తృణవో భవతి విదిత్యై విదిత్యై భవతి తృణవస్తృణవో భవతి విదిత్యై తృణవ ఇది త్రీణవ భవతి విదిత్యై విదిత్యై భవతి భవతి విదిత్యై త్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశో విదిత్యై భవతి భవతి విదిత్యై త్రయస్త్రిగుంశ విదిత్యై త్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశో విదిత్యై విదిత్యై త్రయస్త్రిగుంశో భవతి భవతి త్రయస్త్రిగుంశో విదిత్యై విదిత్యై త్రయస్త్రిగుంశో భవతి విదిత్యాది దేవీ త్రయస్త్రిగుంశో భవతి భవతి త్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశో భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి త్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశో భవతి ప్రతిష్ఠిత్యై త్రయస్త్రిగుంశ ఇది త్రయః త్రిగుంశః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యై పంచవిగుంశః పంచవిగుంశః ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యై పంచవిగుంశః ప్రతిష్ఠిత్యై పంచవిగుంశః పంచవిగుంశః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పంచవిగుంశో అగ్నిష్టోమో అగ్నిష్టోమో పంచవిగుంశః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పంచవిగుంశో అగ్నిష్టోమః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై పంచవిగుంశో అగ్నిష్టోమో అగ్నిష్టోమః పంచవిగుంశః పంచవిగుంశో అగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమః పంచవిగుంశః పంచవిగుంశో అగ్నిష్టోమో భవతి పంచవిగుంశ ఇది పంచ విగుంశ అగ్నిష్టోమో భవతి భవత్యగ్నిష్టోమో అగ్నిష్టోమో భవతి ప్రజాపతేః ప్రజాపతేర్భవత్యగ్నిష్టోమో అగ్నిష్టోమో భవతి ప్రజాపతేః అగ్నిష్టోమ ఇత్యగ్నిస్తోమః భవతి ప్రజాపతేః ప్రజాపతేర్భవతి భవతి ప్రజాపతేరాప్త్యా ఆప్త్యై ప్రజాపతేర్భవతి భవతి ప్రజాపతేరాప్త్యై ప్రజాపతేరాప్త్యా ఆప్త్యై ప్రజాపతేః ప్రజాపతేరాప్త్యై మహావ్రతవాన్ మహావ్రతవానాప్త్యై ప్రజాపతేః ప్రజాపతేరాప్త్యై మహావ్రతవాన్ ప్రజాపతేరిది ప్రజాపతేః ఆప్త్యై మహావ్రతవాన్ మహావ్రతవానాప్త్యా ఆప్త్యై మహావ్రతవానన్నాద్యస్యాన్నాద్యస్య మహావ్రతవానాప్త్యా ఆప్త్యై మహావ్రతవానన్నాద్యస్య మహావ్రతవానన్నాద్యస్యాన్నాద్యస్య మహావ్రతవాన్ మహావ్రతవానన్నాద్యస్యావరుధ్యావరుధ్యాన్నాద్యస్య మహావ్రతవాన్ మహావ్రతవానన్నాద్యస్యావరుధ్యై మహావ్రతవానిది మహావ్రతవాన్ అన్నాద్యస్యావరుధ్యా అవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యై విశ్వజిద్ విశ్వజిదవరుధ్యా అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్యై విశ్వజిద్ అన్నాద్యస్యేత్యన్నా అద్యస్య అవరుధ్యే విశ్వజిద్ విశ్వజిదవరుధ్యా అవరుధ్యే విశ్వజిత్ సర్వృష్ట సర్వృష్టా విశ్వజిదవరుధ్యా అవరుధ్యే విశ్వజిత్ సర్వృష్ట అవరుధ్యా ఇత్యవరుధ్యై విశ్వజిత్ సర్వృష్ట సర్వృష్ట విశ్వజిద్ విశ్వజిత్ సర్వృష్టోది రాత్రోది రాత్ర సర్వృష్ట విశ్వజిత్ విశ్వజిత్ సర్వృష్టోది రాత్ర విశ్వజిది విశ్వజిద్ సర్వృష్టోది రాత్రోది రాత్ర సర్వృష్ట సర్వృష్టోది రాత్రో భవతి భవత్యది రాత్ర సర్వృష్ట సర్వృష్టోది రాత్రో భవతి సర్వృష్ట సర్వృష్ట అతిరాత్రో భవతి భవత్యది రాత్రోది రాత్రో భవతి సర్వస్య సర్వస్య భవత్యది రాత్రోది రాత్రో భవతి సర్వస్య అతిరాత్ర ఇత్యది రాత్ర భవతి సర్వస్య సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యా అభిజిత్యై సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యై సర్వస్యాభిజిత్యా అభిజిత్యై సర్వస్య సర్వస్యాభిజిత్యై అభిజిత్యా ఇత్యభిజిత్యై ప్రజాపతిః ప్రజాః ప్రజాః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజా అసృజత అసృజత ప్రజాః ప్రజాపతిః ప్రజాపతిః ప్రజా అసృజత ప్రజాపతిరిది ప్రజాపతిః ప్రజా అసృజత అసృజత ప్రజాః ప్రజా అసృజతాస్త అసృజత ప్రజాః ప్రజా అసృజతతాః ప్రజా ఇది ప్రజాః అసృజతతాస్త అసృజత అసృజతతాః సృష్టా సృష్టాస్త అసృజత అసృజతతాః సృష్టాః కల్పమానాన్ ప్రజాభ్యోన్వను ప్రజాభ్యః కల్పమానాన్ కల్పమానాన్ ప్రజాభ్యోను ప్రజాభ్యోన్వను ప్రజాభ్యః ప్రజాభ్యోను కల్పతే కల్పతేను ప్రజాభ్యః ప్రజాభ్యోను కల్పతే ప్రజాభ్య ఇది ప్రజాభ్యః అను కల్పతే కల్పతేన్వను కల్పతే కల్పంతే కల్పంతే కల్పతేన్వను కల్పతే కల్పంతే కల్పతే కల్పంతే కల్పంతే కల్పతే కల్పతే కల్పంతే అస్మా అస్మై కల్పంతే కల్పతే కల్పతే కల్పంతే అస్మై కల్పంతే అస్మా అస్మై కల్పంతే కల్పంతే అస్మా ఇమ ఇమే అస్మై కల్పంతే కల్పంతే అస్మా ఇమే అస్మా ఇమ ఇమే అస్మా అస్మా ఇమే లోకా లోకా ఇమే అస్మా అస్మా ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఊర్జమూర్జం లోకా ఇమ ఇమే లోకా ఊర్జం లోకా ఊర్జమూర్జం లోకా లోకా ఊర్జం ప్రజాసు ప్రజాసూర్జం లోకా లోకా ఊర్జం ప్రజాసు ఊర్జం ప్రజాసు ప్రజాసూర్జమూర్జం ప్రజాసు దాది దాది ప్రజాసూర్జమూర్జం ప్రజాసు దాది ప్రజాసు దాది దాది ప్రజాసు ప్రజాసు దాది త్రిరాత్రేణ త్రిరాత్రేణ దాది ప్రజాసు ప్రజాసు దాది త్రిరాత్రేణ ప్రజాసు ప్రజాసు దాది త్రిరాత్రేణ త్రిరాత్రేణ దాది దాది త్రిరాత్రేణ త్రిరాత్రేణ దాది దాది త్రిరాత్రేణ రాత్రేణమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమేమ త్రిరాత్రేణ కల్పయతి లోకం, లోకం కల్పయతి త్రిరాత్రేణ, త్రిరాత్రేణ కల్పయతి లోకం, లోకం కల్పయతి త్రిరాత్రేణ, కల్పయతి త్రిరాత్రేణ, త్రిరాత్రేణ కల్పయతి కల్పయతి త్రిరాత్రేణాంతరిక్షమంతరిక్షం, త్రిరాత్రేణ కల్పయతి కల్పయతి త్రిరాత్రేణాంతరిక్షం, త్రిరాత్రేణాంతరిక్షమంతరిక్షం, త్రిరాత్రేణ, త్రిరాత్రేణాంతరిక్షం, త్రిరాత్రేణ, త్రిరాత్రేణాంతరిక్షం, త్రిరాత్రేణ, త్రిరాత్రేణాంతరిక్షం, త్రిరాత్రేణ, త్రిరాత్రేణేది త్రిరాత్రేణ అంతరిక్షం, త్రిరాత్రేణ, త్రిరాత్రేణాంతరిక్షమంతరిక్షం, త్రిరాత్రేణామం అమం, త్రిరాత్రేణాంతరిక్షమంతరిక్షం, త్రిరాత్రేణామం, త్రిరాత్రేణామం, త్రిరాత్రేణ, త్రిరాత్రేణామం లోకం, లోకమం, త్రిరాత్రేణ, త్రిరాత్రేణామం లోకం, త్రిరాత్రేణేది త్రిరాత్రేణ అమం లోకం, లోకమమమం లోకం యథా యథా, లోకమమమం లోకం యథా, లోకం యథా యథా, లోకం లోకం యథా, గుణే గుణే యథా, లోకం లోకం యథా, గుణే యథా, గుణే గుణే యథా యథా, గుణే గుణం, గుణం గుణే యథా యథా, గుణే గుణం, గుణే గుణం, గుణం గుణే గుణే గుణమన్వస్యత్యన్వస్యతి, గుణం గుణే గుణే గుణమన్వస్యతి, గుణమన్వస్యత్యన్వస్యతి, గుణం గుణమన్వస్యత్యేవమేవమన్వస్యతి, గుణం గుణమన్వస్యత్యేవం అన్వస్యత్యేవమేవమన్వస్యత్యన్వస్యత్యేవమేవైవైవమన్వస్యత్యన్వస్యత్యేవమేవ అన్వస్యతీత్యను అస్యతి ఏవమేవైవైవమేవమేవ తత్తదేవైవమేవమేవ తత్ ఏవ తత్తదేవైవ తల్లోకే లోకే తదేవైవ తల్లోకే తల్లోకే లోకే దత్తల్లోకే లోకం, లోకం లోకే దత్తల్లోకే లోకం లోకే లోకం, లోకం లోకే లోకే లోకమన్వను లోకం, లోకే లోకే లోకమను లోకమన్వను లోకం, లోకమన్వస్యత్యస్యత్యను లోకం, లోకమన్వస్యతి అన్వస్యత్యస్యత్యన్వన్వస్యధృత్యైధృత్య అస్యత్యన్వన్వస్యధృత్యై అస్యధృత్యైధృత్య అస్యత్యస్యధృత్య అశిథలం భావాయాశిథలం భావాయధృత్య అస్యత్యస్యధృత్య అశిథలం భావాయ ధృత్య అశిథలం భావాయాశిథలం భావాయ ధృత్యైధృత్య అశిథలం భావాయ జ్యోతిర్జ్యోతిరశిథలం భావాయ ధృత్యైధృత్య అశిథలం భావాయ జ్యోతిః అశిథలం భావాయ జ్యోతిర్జ్యోతిరశిథలం భావాయాశిథలం భావాయ జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిరశిథలం భావాయాశిథలం భావాయ జ్యోతిర్గౌః అశిథలం భావాయేత్యశిథలం భావాయ జ్యోతిర్గౌర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయరాయర్గౌర్జ్యోతిర్జ్యోతిర్గౌరాయు గౌరాయరాయర్గౌర్గౌరాయుర్దీత్యాయర్గౌర్గౌరాయుర్ది ఆయుర్దీత్యాయురాయుర్ది జ్ఞాత జ్ఞాత ఇత్యాయురాయుర్ది జ్ఞాత ఇది జ్ఞాత స్తోమాస్తోమా జ్ఞాత ఇది జ్ఞాత స్తోమా జ్ఞాతస్తోమా స్తోమా జ్ఞాత జ్ఞాతస్తోమా భవంతి భవంతి స్తోమా జ్ఞాత జ్ఞాతస్తోమా భవంతి స్తోమా భవంతి భవంతి స్తోమా స్తోమా భవంతీయమియం భవంతి స్తోమా స్తోమా భవంతీయం భవంతీయమియం భవంతి భవంతీయం వావ వావేయం భవంతి భవంతీయం వావ ఇయం వావ వావేయమియం వావ జ్యోతిర్జ్యోతిర్వావేయమియం వావ జ్యోతిః రామజ్యోతిర్జ్యోతిర్వావజ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌర్గౌరంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌ అంతరిక్షం గౌర్గౌరంతరిక్షమంతరిక్షం గౌరసావసౌ గౌరంతరిక్షమంతరిక్షం గౌరసౌ గౌరసావసౌ గౌర్గౌరసావాయురాయురసౌ గౌర్గౌరసావాయు అసావాయురాజురసావసావాయురేష్వేష్వాయురసావసావాయురేషు ఆయురేష్వేష్వాయురాజురేష్వే వై వైష్వాయురాజురేష్వే ఏష్వే వై వైష్వేష్వేవ లోకేషు లోకేష్వే వైష్వే ఏష్వేవ లోకేషు ఏవ లోకేషు లోకేష్వేవైవ లోకేషు ప్రతి ప్రతి లోకేష్వేవైవ లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టంది నిష్టంది ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంది జ్ఞాత్రం జ్ఞాత్రం నిష్టంది ప్రతి ప్రతిష్టంది జ్ఞాత్రం తిష్టంది జ్ఞాత్రం జ్ఞాత్రం తిష్టంది తిష్టంది జ్ఞాత్రం ప్రజానాం ప్రజానాం జ్ఞాత్రం తిష్టంది తిష్టంది జ్ఞాత్రం ప్రజానాం జ్ఞాత్రం ప్రజానాం ప్రజానాం జ్ఞాత్రం జ్ఞాత్రం ప్రజానాం గచ్చతి గచ్చతి ప్రజానాం జ్ఞాత్రం జ్ఞాత్రం ప్రజానాం గచ్చతి ప్రజానాం గచ్చతి గచ్చతి ప్రజానాం ప్రజానాం గచ్చతి నవరాత్రో నవరాత్రో గచ్చతి ప్రజానాం ప్రజానాం గచ్చతి నవరాత్ర ప్రజానామిది ప్రజానాం గచ్చతి నవరాత్రో నవరాత్రో గచ్చతి గచ్చతి నవరాత్రో భవతి భవతి నవరాత్రో గచ్చతి గచ్చతి నవరాత్రో భవతి నవరాత్రో భవతి భవతి నవరాత్రో నవరాత్రో భవత్యభి పూర్వమభి పూర్వం భవతి నవరాత్రో నవరాత్రో భవత్యభి పూర్వం నవరాత్రైతి నవరాత్ర భవత్యభి పూర్వమభి పూర్వం భవతి భవత్యభి పూర్వమేవైవాభి పూర్వం భవతి భవత్యభి పూర్వమేవ అభిపూర్వమేవైవాభి పూర్వమభి పూర్వమేవాస్మిన్ అస్మిన్నేవాభి పూర్వమభి పూర్వమేవాస్మిన్ అభిపూర్వమిత్యభి పూర్వం ఏవాస్మిన్నస్మిన్నేవైవాస్మిన్ తేజస్తేజోస్మిన్నేవైవాస్మిన్ తేజ అస్మిన్ తేజస్తేజోస్మిన్నస్మిన్ తేజో దధాతి దధాతి తేజోస్మిన్నస్మిన్ తేజో దధాతి తేజో దధాతి దధాతి తేజస్తేజో దధాతి యో యో దధాతి తేజస్తేజో దధాతి దాతి దాతి దాతి జ్యోగామయాభి సనవరాత్రేణ నవరాత్రేణ సనవరాత్రేణ యజేత యజేత నవరాత్రేణ సనవరాత్రేణ యజేత నవరాత్రేణ యజేత యజేత నవరాత్రేణ నవరాత్రేణ యజేత ప్రాణా ప్రాణ యజేత నవరాత్రేణ నవరాత్రేణ యజేత ప్రాణా నవరాత్రేణేత నవరాత్రేణ యజేత ప్రాణా ప్రాణాయ జేత యజేత ప్రాణాహి ప్రాణాయ జేత యజేత ప్రాణాహి ప్రాణాహి ప్రాణా ప్రాణాహి వై వై ప్రాణా ప్రాణాహి వై ప్రాణా ఇది ప్రాణా హి వై వై హి వా ఏతస్యైతస్య వై హి వా ఏతస్య వా ఏతస్యైతస్య వై వా ఏతస్యాధృతా అధృతా ఏతస్య వై వా ఏతస్యాధృతా ఏతస్యాధృతా అధృతా ఏతస్యైతస్యాధృతా అథాథాధృతా ఏతస్యైతస్యాధృతా అథ అధృతా అథాథాధృతా అధృతా అథైతస్యైతస్యాధృతా అధృతా అథైతస్య అథైతస్యైతస్యాధాధైతస్య జ్యోగ్యోగేతస్యాధాధైతస్య జ్యోగ ఏతస్య జ్యోగ్యోగేతస్యైతస్య జ్యోగామయత్యామయది జ్యోగేతస్యైతస్య జ్యోగామయది జ్యోగామయత్యామయది జ్యోగ్యోగామయది ప్రాణాన్ ప్రాణానామయది జ్యోగ్యోగామయది ప్రాణాన్ ఆమయది ప్రాణాన్ ప్రాణానామయత్యామయది ప్రాణానేవైవ ప్రాణానామయత్యామయది ప్రాణానేవ ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవాస్మిన్ అస్మిన్నేవ ప్రాణాన్ ప్రాణానేవాస్మిన్ ప్రాణానిది ప్రాణాన్ ఏవాస్మిన్ అస్మిన్నేవైవాస్మిన్ దాధారదాధారాస్మిన్నేవైవాస్మిన్ దాధార అస్మిన్ దాధారదాధారాస్మిన్నస్మిన్దాధారోతోదాధారాస్మిన్నస్మిన్దాధారోత దాధారోతోదాధారదాధారోతయదియద్యుతదాధారదాధారోతయది ఉతయదియద్యుతోతయదీతాసుతాసుర్యద్యుతోతయదీతాసు యదీతాసు రితాసుర్యదియదీతాసుర్భవతి భవతీతాసుర్యదియదీతాసుర్భవతి ఋతాసుర్భవతి భవతి ఈతాసుర్ఋతాసుర్భవతి జీవతి జీవతి భవతి ఈతాసుర్ఋతాసుర్భవతి జీవతి ఈతాసురితీతాసు జీవతి జీవతి భవతి భవతి జీవచ్చేవైవ జీవతి భవతి భవతి జీవచ్చేవ జీవచ్చేవైవ జీవతి జీవచ్చేవ ఏవేచ్చేవ ప్రజాపతిరకామయత కామయత ప్రజాపతి ప్రజాపతిరకామయత ప్రప్రాకామయత ప్రజాపతి ప్రజాపతిరకామయత ప్రజాపతిరిది ప్రజాపతి అకామయత ప్రప్రాకామయత కామయత ప్రజాయేయ జాయేయ ప్రాకామయత కామయత ప్రజాయేయ ప్రజాయేయ జాయేయ ప్రప్రజాయేయేతీతి జాయేయ ప్రప్రజాయేయేతి జాయేయేతీతి జాయేయ జాయేయేతి స ఇతి జాయేయ జాయేయేతి స ఇది స ఇది స ఏతమేతకూస ఇది స ఏతం స ఏతమేతకూస స ఏతం దశహోతారం దశహోతారమేతకూస స ఏతం దశహోతారం ఏతం దశహోతారం దశహోతారమేతమేతం దశహోతారమపశ్యత పశ్యత్ దశహోతారమేతమేతం దశహోతారమపశ్యత దశహోతారమపశ్యత పశ్యత్ దశహోతారం దశహోతారమపశ్యత్తమపశ్యత్ దశహోతారం దశహోతారమపశ్యత్తం దశహోతారమిదశాహోతారం అవశ్యత్తంతమపశ్యతపశ్యత్తమజుహోదజుహోత్తమపశ్యతపశ్యత్తమజుహోత్ తమజుహోదజుహోత్తంతమజుహోత్తేన తేనాజుహోత్తంతమజుహోత్తేన అజుహోత్తేన తేనాజుహోదజుహోత్తేన దశరాత్రం దశరాత్రం తేనాజుహోదజుహోత్తేన దశరాత్రం తేన దశరాత్రం దశరాత్రం తేన దశరాత్రమసృజత సృజత దశరాత్రం తేన దశరాత్రమసృజత దశరాత్రమసృజత సృజత దశరాత్రం దశరాత్రమసృజత తేనాసృజత దశరాత్రం దశరాత్రమసృజతేన దశరాత్రమిది దశరాత్రం అసృజత తేనాసృజత సృజత తేన దశరాత్రేణ దశరాత్రేణ తేనాసృజత సృజత తేన దశరాత్రేణ తేన దశరాత్రేణ దశరాత్రేణ తేన తేన దశరాత్రేణ ప్రప్రదశరాత్రేణ తేన తేన దశరాత్రేణ ప్ర దశరాత్రేణ ప్రప్రదశరాత్రేణ దశరాత్రేణ ప్రాజాయతాజాయత ప్రదశరాత్రేణ దశరాత్రేణ ప్రాజాయత దశరాత్రేణేతి దశరాత్రేణ ప్రాజాయతాజాయత ప్రప్రాజాయత దశరాత్రాయ దశరాత్రాయాజాయత ప్రప్రాజాయత దశరాత్రాయ అజాయత దశరాత్రాయ దశరాత్రాయాజాయతాజాయత దశరాత్రాయ దీక్షిష్యమాణో దీక్షిష్యమాణో దశరాత్రాయాజాయతాజాయత దశరాత్రాయ దీక్షిష్యమాణ దశరాత్రాయ దీక్షిష్యమాణో దీక్షిష్యమాణో దశరాత్రాయ దశరాత్రాయ దీక్షిష్యమాణో దశహోతారం దశహోతారం దీక్షిష్యమాణో దశరాత్రాయ దశరాత్రాయ దీక్షిష్యమాణో దశహోతారం దశరాత్రాయేతి దశరాత్రాయ దీక్షిష్యమాణో దశహోతారం దశహోతారం దీక్షిష్యమాణో దీక్షిష్యమాణో దశహోతారం జుహుయాజ్జుహుయాద్ దశహోతారం దీక్షిష్యమాణో దీక్షిష్యమాణో దశహోతారం జుహుయాద్ దశహోతారం జుహుయాజ్జుహుయాద్ దశహోతారం దశహోతారం జుహుయాద్ దశహోత్రా దశహోత్రా జుహుయాద్ దశహోతారం దశహోతారం జుహుయాద్ దశహోత్రా దశహోతారమితి దశహోతారం జుహుయాద్ దశహోత్రా దశహోత్రా జుహుయాజ్జుహుయాద్ దశహోత్రైవైవ దశహోత్రా జుహుయాజ్జుహుయాద్ దశహోత్రైవ దశహోత్రైవైవ దశహోత్రా దశహోత్రైవ దశరాత్రం దశరాత్రమేవ దశహోత్రా దశహోత్రైవ దశరాత్రం దశహోత్రేతి దశహోత్రా దశరాత్రం దశరాత్రమేవైవ దశరాత్రకం సృజతే సృజతే దశరాత్రమేవైవ దశరాత్రకం సృజతే దశరాత్రకం సృజతే సృజతే దశరాత్రం దశరాత్రకం సృజతే తేన తేన సృజతే దశరాత్రం దశరాత్రకం సృజతే తేన దశరాత్రమిది దశరాత్రం సృజతే తేన తేన సృజతే సృజతే తేన దశరాత్రేణ దశరాత్రేణ తేన సృజతే సృజతే తేన దశరాత్రేణ తేన దశరాత్రేణ దశరాత్రేణ తేన తేన దశరాత్రేణ ప్రప్రదశరాత్రేణ తేన తేన దశరాత్రేణ ప్ర దశరాత్రేణ ప్రప్రదశరాత్రేణ దశరాత్రేణ ప్రజాయతే జాయతే ప్రదశరాత్రేణ దశరాత్రేణ ప్రజాయతే దశరాత్రేణేతి దశరాత్రేణ ప్రజాయతే జాయతే ప్రప్రజాయతే వైరాజో వైరాజో జాయతే ప్రప్రజాయతే వైరాజ జాయతే వైరాజో వైరాజో జాయతే జాయతే వైరాజో వై వై వైరాజో జాయతే జాయతే వైరాజో వై వైరాజో వై వై వైరాజో వైరాజో వా ఏష ఏష వై వైరాజో వైరాజో వా ఏష వా ఏష ఏష వై వా ఏష యజ్ఞో యజ్ఞ ఏష వై వా ఏష యజ్ఞ ఏష యజ్ఞో యజ్ఞ ఏష ఏష యజ్ఞో యజ్ఞ ఏష ఏష యజ్ఞో యద్ యజ్ఞో యజ్ఞో యజ్ఞో యద్ దశరాత్రో దశరాత్రో యజ్ఞో యజ్ఞో యద్ దశరాత్ర యద్దశ రాత్రో దశ రాత్రో యద్దశ రాత్రో యో యో దశ రాత్రో యద్దశ రాత్రో దశ రాత్రో యో యో దశ రాత్రో దశ రాత్రో ఏమేం యో దశ రాత్రో దశ రాత్రో ఏం దశ రాత్ర ఇది దశ రాత్ర ఏమేం యోయ ఏం విద్వాన్ విద్వాన్ యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వాన్ విద్వాన్ దశ రాత్రేణ విద్వాన్ విద్వాన్ దశ రాత్రేణ విద్వాన్ దశ రాత్రేణ విద్వాన్ విద్వాన్ దశ రాత్రేణ యజతే దశ రాత్రేణ విద్వాన్ విద్వాన్ దశ రాత్రేణ యజతే దశ రాత్రేణ యజతే దశ రాత్రేణ దశ రాత్రేణ యజతే విరాజం విరాజం యజతే దశ రాత్రేణ దశ రాత్రేణ యజతే విరాజం దశ రాత్రేణేతు దశ రాత్రేణ యజతే విరాజం విరాజం యజతే విరాజమేవైవ విరాజం యజతే విరాజమేవ విరాజమేవైవ విరాజం విరాజమేవ గచ్చతి గచ్చత్యేవ విరాజం విరాజమేవ గచ్చతి విరాజమితి విరాజం ఏవ గచ్చతి గచ్చత్యేవైవ గచ్చతి ప్రాజావత్యః ప్రాజావత్యో గచ్చత్యేవైవ గచ్చతి ప్రాజావత్యః గచ్చతి ప్రాజావత్యః ప్రాజావత్యో గచ్చతి గచ్చతి ప్రాజావత్యో వై వై ప్రాజావత్యో గచ్చతి గచ్చతి ప్రాజావత్యో వై ప్రాజావత్యో వై వై ప్రాజావత్యః ప్రాజావత్యో వా ఏష ఏష వై ప్రాజావత్యః ప్రాజావత్యో వా ఏష ప్రాజావత్య ఇది ప్రాజావత్యః వా ఏష ఏష వై వా ఏష యజ్ఞో యజ్ఞ ఏష వై వా ఏష యజ్ఞః ఏష యజ్ఞో యజ్ఞ ఏష ఏష యజ్ఞో యజ్ఞ ఏష ఏష యజ్ఞో యజ్ఞో యజ్ఞో యజ్ఞో యజ్ఞశ రాత్రో దశ రాత్రో యజ్ఞో యజ్ఞో యజ్ఞశ రాత్ర యజ్ఞశ రాత్రో దశ రాత్రో యజ్ఞశ రాత్రో యో యో దశ రాత్రో యజ్ఞశ రాత్రో దశ రాత్రో యో యో దశ రాత్రో దశ రాత్రో ఏమేం యో దశ రాత్రో దశ రాత్రో ఏం దశ రాత్ర ఇది దశ రాత్ర ఏమేం యోజ ఏం విద్వాన్ విద్వాన్ యోజ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వాన్ విద్వాన్ దశ రాత్రేణ విద్వాన్ విద్వాన్ దశ రాత్రేణ విద్వాన్ దశ రాత్రేణ విద్వాన్ విద్వాన్ దశ రాత్రేణ యజతే దశ రాత్రేణ విద్వాన్ విద్వాన్ దశ రాత్రేణ యజతే దశ రాత్రేణ యజతే దశ రాత్రేణ దశ రాత్రేణ యజతే ప్రయజతే దశ రాత్రేణ యజతే ప్ర దశ రాత్రేణేతి దశ రాత్రేణ యజతే ప్రయజతే ప్రైవైవ ప్రయజతే యజతే ప్రైవ ప్రైవైవ ప్రైవ జాయతే జాయత ఏవ ప్రైవ జాయతే ఏవ జాయతే జాయత ఏవైవ జాయత ఇంద్ర ఇంద్రో జాయత ఏవైవ జాయత ఇంద్ర జాయత ఇంద్ర ఇంద్రో జాయతే జాయత ఇంద్రో వైవ ఇంద్రో జాయతే జాయత ఇంద్రో వై ఇంద్రో వైవ ఇంద్ర ఇంద్రో వై సదృం సదృం వా ఇంద్ర ఇంద్రో వై సదృం వై సదృం సదృం వై వై సదృం దేవతాభిర్దేవతాభిస్ సదృం వై వై సదృం దేవతాభిః సదృం దేవతాభిర్దేవతాభిస్ సదృం సదృం దేవతాభిరాసీదాసీత్ దేవతాభిస్ సదృం సదృం దేవతాభిరాసీత్ సదృం ఏతి సదృం దేవతాభిరాసీదాసీత్ దేవతాభిర్దేవతాభిరాసీత్ స ఆసీత్ దేవతాభిర్దేవతాభిరాసీత్ స ఆసీత్ స ఆసీదాసీత్ స నన స ఆసీదాసీత్ స న సన సన వ్యావృతం వ్యావృతం న సన వ్యావృతం వ్యావృతం వ్యావృతన్న వ్యావృతమగచ్చత గచ్చత్ వ్యావృతన్న వ్యావృతమగచ్చత్ వ్యావృతమగచ్చత గచ్చత్ వ్యావృతం వ్యావృతమగచ్చత్ సోగచ్చత్ వ్యావృతం వ్యావృతమగచ్చత్ స వ్యావృతమిది ఆవృతం అగచ్చత్ సోగచ్చత గచ్చత్ స ప్రజాపతిం ప్రజాపతి సోగచ్చత గచ్చత్ స ప్రజాపతిం స ప్రజాపతిం ప్రజాపతి స ప్రజాపతిముపోప ప్రజాపతి స ప్రజాపతిముప ప్రజాపతిముపోప ప్రజాపతిం ప్రజాపతిముపాధావత ధావతుప ప్రజాపతిం ప్రజాపతిముపాధావత ప్రజాపతి ప్రజాపతిం ఉపాధావత ధావతుపోపాధావత్తస్మై తస్మా అధావతుపోపాధావత్తస్మై అధావత్తస్మై తస్మా అధావత ధావత్తస్మా ఏతమేతం తస్మా అధావత ధావత్తస్మా ఏతం తస్మా ఏతమేతం తస్మై తస్మా ఏతం దశ రాత్రం దశ రాత్రమేతం తస్మై తస్మా ఏతం దశ రాత్రం ఏతం దశ రాత్రం దశ రాత్రమేతమేతం దశ రాత్రం ప్రదశ రాత్రమేతమేతం దశ రాత్రం ప్రా దశ రాత్రం ప్రదశ రాత్రం దశ రాత్రం ప్రాయచ్చత యచ్చత్ ప్రదశ రాత్రం దశ రాత్రం ప్రాయచ్చత్ దశ రాత్రమిది దశ రాత్రం ప్రాయచ్చత యచ్చత్ ప్రాయచ్చత్తం తమ యచ్చత్ ప్రాయచ్చత్తం

విద్వాన్, ఏం విద్వాన్ విద్వాన్ేమేం విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ విద్వాన్ేమేం విద్వాన్ దశరాత్రేణ విద్వాన్ దశరాత్రేణ దశరాత్రేణ విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ యజతే యజతే దశరాత్రేణ విద్వాన్ విద్వాన్ దశరాత్రేణ యజతే దశరాత్రేణ యజతే యజతే దశరాత్రేణ దశరాత్రేణ యజతే త్రిగగత్రిగగత్ యజతే దశరాత్రేణ దశరాత్రేణ యజతే త్రిగగత్ దశరాత్రేణేతి దశరాత్రేణ యజతేత్రిగగత్రిగగద్యజతే యజతేత్రిగగదేవ ఇవ త్రిగగద్యజతే యజతేత్రిగగదేవ త్రికృదేవైవ త్రికృత్రికృదేవ సమానానాకో సమానానామేవ త్రికృత్రికృదేవ సమానానాం త్రికృదిత్రికృద ఏవ సమానానాకో సమానానామేవైవ సమానానాం భవతి భవతి సమానానామేవైవ సమానానాం భవతి సమానానాం భవతి భవతి సమానానాకో సమానానాం భవతి యజమానో యజమానో భవతి సమానానాకో సమానానాం భవతి యజమానః యజమానో యజమానో భవతి భవతి యజమానః పంచదశ పంచదశో యజమానో భవతి భవతి యజమానః పంచదశ యజమానః పంచదశ పంచదశో యజమానో యజమానః పంచదశో యజమానో యజమానః పంచదశో యజమానో యజమానః పంచదశో యజమానః పంచదశో యజమానో యజమానః పంచదశ పంచదశో యజమాన ఏక విభూష ఏక విభూషో యజమానః పంచదశ పంచదశో యజమాన ఏక విభూష పంచదశ ఇది పంచదశ యజమాన ఏక విభూష ఏక విభూషో యజమానో యజమాన ఏక విభూషో యజమానో యజమాన ఏక విభూషో యజమానో యజమాన ఏక విభూషో యజమానః ఏక విభూషో యజమానో యజమాన ఏక విభూష ఏక విభూషో యజమాన స్త్రే స్త్రిభూష స్త్రే స్త్రిభూషో యజమాన ఏక విభూష ఏక విభూషో యజమాన స్త్రే స్త్రిభూష ఏక విభూష ఇత్యేక విభూష యజమాన స్త్రే స్త్రిభూష స్త్రే స్త్రిభూషో యజమానో యజమాన స్త్రే స్త్రిభూష పుర పుర స్త్రే స్త్రిభూషో యజమానో యజమాన స్త్రే స్త్రిభూష పుర స్త్రిభూషపుర పురస్త్రే స్త్రిభూషస్త్రే స్త్రిభూషపుర ఇతరా ఇతరా పురస్త్రే స్త్రిభూషస్త్రే స్త్రిభూషపుర ఇతరా త్రయస్త్రిభూష ఇది త్రయః త్రిభూషః పుర ఇతరా ఇతరాః పురఃపుర ఇతరా అభిచర్యమాణోభిచర్యమాణ ఇతరాః పురఃపుర ఇతరా అభిచర్యమాణః ఇతరా అభిచర్యమాణోభిచర్యమాణ ఇతరా ఇతరా అభిచర్యమాణో దశరాత్రేణ దశరాత్రేణాభిచర్యమాణ ఇతరా ఇతరా అభిచర్యమాణో దశరాత్రేణ అభిచర్యమాణో దశరాత్రేణ దశరాత్రేణాభిచర్యమాణోభిచర్యమాణో దశరాత్రేణ యజేత యజేత దశరాత్రేణాభిచర్యమాణోభిచర్యమాణో దశరాత్రేణ యజేత అభిచర్యమాణ ఇత్యభిచర్యమాణః దశరాత్రేణ యజేత యజేత దశరాత్రేణ దశరాత్రేణ యజేత దేవపురా యజేత దశరాత్రేణ దశరాత్రేణ యజేత దేవపురా దశరాత్రేణేతి దశరాత్రేణ యజేత దేవపురా దేవపురా యజేత యజేత దేవపురా ఏవైవ దేవపురా యజేత యజేత దేవపురా ఏవ దేవపురా ఏవైవ దేవపురా దేవపురా ఏవ పరిపర్యేవ దేవపురా దేవపురా ఏవ పరి దేవపురా ఇది దేవపురాః ఏవ పరిపర్యేవైవ పర్యూహత ఊహతే పర్యేవైవ పర్యూహతే పర్యూహత ఊహతే పరిపర్యూహతే తస్య తస్యోహతే పరిపర్యూహతే తస్య ఓహదే తస్య తస్యోహత ఓహదే తస్య నన తస్యోహత ఓహదే తస్య న తస్య నన తస్య తస్య న కుతః కుతో న తస్య తస్య న కుతః న కుతః కుతో నన కుతశ్చన జన కుతో నన కుతశ్చన కుతశ్చన జన కుతః కుతశ్చనోపా అవ్యాధ ఉపావ్యాధశ్చన కుతః కుతశ్చనోపా అవ్యాధ చనోపా అవ్యాధ ఉపావ్యాధశ్చన చనోపా అవ్యాధో భవతి భవత్యుపావ్యాధశ్చన చనోపా అవ్యాధో భవతి ఉపావ్యాధో భవతి భవత్యుపావ్యాధ ఉపావ్యాధో భవతి నన భవత్యుపావ్యాధ ఉపావ్యాధో భవతి న ఉపావ్యాధ ఇత్యుపావ్యాధ భవతి నన భవతి భవతి నైనమే నన్న భవతి భవతి నైనం నైనమే నన్న నైనమభిచరన్నభిచరన్నే నన్న నైనమభిచరన్న ఏనమభిచరన్నభిచరన్నేనమేనమభిచరన్ స్తృతే స్తృతే భిచరన్నేనమేనమభిచరన్ స్మృతే అభిచరన్ స్తృణతే స్తృణతే భిచరన్న భిచరన్ స్తృణతే దేవాసురా దేవాసురా స్తృణతే భిచరన్న భిచరన్ స్తృణతే దేవాసురా అభిచరన్నిత్యభిచరన్ స్తృణతే దేవాసురా దేవాసురా స్తృణతే స్తృణతే దేవాసురా సంయత్తా సంయత్తా దేవాసురా స్తృణతే స్తృణతే దేవాసురా సంయత్తా దేవాసురా సంయత్తా సంయత్తా దేవాసురా దేవాసురా సంయత్తా ఆసన్నాసన్ సంయత్తా దేవాసురా దేవాసురా సంయత్తా ఆసన్న దేవాసురా ఇది దేవాసురా సంయత్తా ఆసన్నాసన్ సంయత్తా సంయత్తా ఆసంతేత ఆసన్ సంయత్తా సంయత్తా ఆసంతే సంయత్తా ఇది సంయత్తా ఆసంతేత ఆసన్నాసంతే దేవా దేవాస్త ఆసన్నాసంతే దేవా తే దేవా దేవాస్తే తే దేవా ఏతా ఏతా దేవాస్తే తే దేవా ఏతా దేవా ఏతా ఏతా దేవా దేవా ఏతా దేవపురా దేవపురా ఏతా దేవా దేవా ఏతా దేవపురా ఏతా దేవపురా దేవపురా ఏతా ఏతా దేవపురా అపశ్యన్న పశ్యన్ దేవపురా ఏతా ఏతా దేవపురా అపశ్యన్న దేవపురా అపశ్యన్న పశ్యన్ దేవపురా దేవపురా అపశ్యన్ యద్యపశ్యన్ దేవపురా దేవపురా అపశ్యన్ దేవపురా ఇది దేవాపురా అపశ్యనయ్యదపశ్యన్నపశ్యనయద్దశరాత్రో దశరాత్రో యదపశ్యన్నపశ్యనయద్దశరాత్ర యద్దశరాత్రో దశరాత్రో యద్దశరాత్రస్తాస్తాదశరాత్రో యద్దశరాత్రస్తాః దశరాత్రస్తాస్తాదశరాత్రో దశరాత్రస్తాః పరిపరితాదశరాత్రో దశరాత్రస్తాః పరి దశరాత్ర ఇది దశరాత్ర తాః పరిపరితాస్తాః పర్యోహంతో హంత పరితాస్తాః పర్యోహంత పర్యోహంతో హంత పరిపర్యోహంత తేషాం తేషామౌహంత పరిపర్యోహంత తేషాం ఔహంత తేషాం తేషామౌహంతో హంత తేషాన్న తేషామౌహంతో హంత తేషాన్న తేషాన్న తేషాం తేషాన్న కుతః కుతో న తేషాం తేషాన్న కుతః న కుతః కుతో న కుతశ్చన చ న కుతో న కుతశ్చన కుతశ్చన చ న కుతః కుతశ్చనోపా వ్యాధ ఉపావ్యాధశ్చన కుతః కుతశ్చనోపా వ్యాధ చనోపా వ్యాధ ఉపావ్యాధశ్చన చనోపా వ్యాధో భవద్భవద్పావ్యాధశ్చన చనోపా వ్యాధో భవద్ ఉపావ్యాధో భవద్ భవద్పావ్యాధ ఉపావ్యాధో భవత్తదస్తుతో భవద్పావ్యాధ ఉపావ్యాధో భవత్తదః ఉపావ్యాధ ఇత్యుపావ్యాధ అభవత్తదస్తుతో భవద్ భవత్తదో దేవా దేవాస్తుతో భవద్ భవత్తదో దేవాః తదో దేవా దేవాస్తుతస్తుతో దేవా అభవన్నభవన్ దేవాస్తుతస్తుతో దేవా అభవన్ దేవా అభవన్నభవన్ దేవా దేవా అభవన్ పరా పరాభవన్ దేవా దేవా అభవన్ పరా అభవన్ పరా పరాభవన్నభవన్ పరాసురా అసురాః పరాభవన్నభవన్ పరాసురాః పరాసురా అసురాః పరా పరాసురా యో యోసురాః పరా పరాసురాయ అసురా యో యోసురా అసురాయో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన యోసురా అసురాయో భ్రాతృవ్యవాన్ యో భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన యో యో భ్రాతృవ్యవాన్ స్యాత్ స్యాత్ భ్రాతృవ్యవాన యో యో భ్రాతృవ్యవాన్ స్యాత్ భ్రాతృవ్యవాన్ స్యాత్ స్యాత్ భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ స స్యాత్ భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ స్యాత్ స భ్రాతృవ్యవాని భ్రాతృవ్యవాను స్యాత్ స స్యాత్ స్యాత్ సదశరాత్రేణ దశరాత్రేణ స స్యాత్ స్యాత్ సదశరాత్రేణ సదశరాత్రేణ దశరాత్రేణ స సదశరాత్రేణ యజేత యజేత దశరాత్రేణ స సదశరాత్రేణ యజేత దశరాత్రేణ యజేత యజేత దశరాత్రేణ దశరాత్రేణ యజేత దేవపురా దేవపురా యజేత దశరాత్రేణ దశరాత్రేణ యజేత దేవపురా దశరాత్రేణేతి దశరాత్రేణ యజేత దేవపురా దేవపురా యజేత యజేత దేవపురా ఏవైవ దేవపురా యజేత యజేత దేవపురా ఏవ దేవపురా ఏవైవ దేవపురా దేవపురా ఏవ పరిపర్యేవ దేవపురా దేవపురా ఏవ పరి దేవపురా ఇది దేవపురా ఏవ పరిపర్యేవైవ పర్యూహత ఊహతే పర్యేవైవ పర్యూహతే పర్యూహత ఊహతే పరిపర్యూహతే తస్య తస్యోహతే పరిపర్యూహతే తస్య ఊహతే తస్య తస్యోహత ఊహతే తస్య నన తస్యోహత ఊహతే తస్య న తస్య నన తస్య తస్య న కుతః కుతో న తస్య తస్య న కుతః న కుతః కుతో నన కుతశ్చన చన కుతో నన కుతశ్చన కుతశ్చన చన కుతః కుతశ్చనోపావ్యాధ ఉపావ్యాధశ్చన కుతః కుతశ్చనోపావ్యాధ చనోపావ్యాధ ఉపావ్యాధశ్చన చనోపావ్యాధో భవతి భవత్యుపావ్యాధశ్చన చనోపావ్యాధో భవతి ఉపావ్యాధో భవతి భవత్యుపావ్యాధ ఉపావ్యాధో భవతి భవతి భవతి భవత్యుపావ్యాధ ఉపావ్యాధో భవతి భవతి ఉపావ్యాధ ఇత్యుపావ్యాధ భవతి భవతి భవతి భవతి భవతి భవత్యాత్మనాత్మనా భవతి భవతి భవతి భవత్యాత్మనా భవత్యాత్మనాత్మనా భవతి భవత్యాత్మనా పరా పరాత్మనా భవతి భవత్యాత్మనా పరా ఆత్మనా పరా పరాత్మనాత్మనా పరా ఆస్యాస్య పరాత్మనాత్మనా పరా ఆస్య పరా ఆస్యాస్య పరా పరా ఆస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యోస్య పరా పరా ఆస్య భ్రాతృవ్యః అస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యోస్యాస్య భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యోస్యాస్య భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి స్తోమ స్తోమో భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవతి స్తోమ భవతి స్తోమ స్తోమో భవతి భవతి స్తోమ స్తోమస్య స్తోమస్య స్తోమో భవతి భవతి స్తోమ స్తోమస్య స్తోమ స్తోమస్య స్తోమస్య స్తోమ స్తోమ స్తోమస్యోమస్తిర్వస్తి స్తోమస్య స్తోమ స్తోమ స్తోమస్యోమస్తి స్తోమస్యోమస్తిర్వస్తి స్తోమస్య స్తోమస్యోమస్తిర్భవతి భవత్యుమస్తి స్తోమస్య స్తోమస్యోమస్తిర్భవతి ఉపమస్తిర్భవతి భవత్యుమస్తిర్వస్తిర్భవతి భ్రాతృవ్యం భ్రాతృవ్యం భవత్యుమస్తిర్వస్తిర్భవతి భ్రాతృవ్యం భవతి భ్రాతృవ్యం భ్రాతృవ్యం భవతి భవతి భ్రాతృవ్యమేవైవ భ్రాతృవ్యం భవతి భవతి భ్రాతృవ్యమేవ భ్రాతృవ్యమేవైవ భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవోపస్థిమపస్థిమేవ భ్రాతృవ్యం భ్రాతృవ్యమేవోపస్థిం ఏవోపస్థిమపస్థిమేవైవోపస్థిం గురుదే గురుద ఉపస్థిమేవైవోపస్థిం గురుదే ఉపస్థిం కురుతే కురుత ఉపస్థిమపస్థిం కురుతే జామి జామి కురుత ఉపస్థిమపస్థిం కురుతే జామి కురుతే జామి జామి కురుతే కురుతే జామి వై వై జామి కురుతే కురుతే జామి వై జామి వై వై జామి జామి వా ఏతదేతద్వై జామి జామి వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ కుర్వంతి కుర్వంతి ఏతద్వై వా ఏతత్ కుర్వంతి ఏతత్ కుర్వంతి కుర్వంతి ఏతదేతత్ కుర్వంతి యద్యత్ కుర్వంతి ఏతదేతత్ కుర్వంతి యద్ కుర్వంతి యద్యత్ కుర్వంతి కుర్వంతి యజ్యాయాగుం సంజ్యాయాగుం సంయత్ కుర్వంతి కుర్వంతి యజ్యాయాగుం సం యజ్యాయాగుం సంజ్యాయాగుం సంయద్యజ్యాయాగుం సగ్గుస్తామగ్గుస్తామంజ్యాయాగుం సంయద్యజ్యాయాగుం సగ్గుస్తామం జ్యాయాగుం సగ్గుస్తామగ్గుస్తామంజ్యాయాగుం సంజ్యాయాగుం సగ్గుస్తామముపేత్యోపేత్యస్తామంజ్యాయాగుం సంజ్యాయాగుం సగ్గుస్తామముపేత్య స్వామోపేత్యోపేత్యస్తామగ్గుస్తామముపేత్య కనీయాగుం సంకనీయాగుం సముపేత్యస్తామగ్గుస్తామముపేత్య కనీయాగుం సం ఉపేత్య కనీయాగుం సంకనీయాగుం సముపేత్యోపేత్య కనీయాగుం సముపయంతి భయంతి కనీయాగుం సముపేత్యోపేత్య కనీయాగుం సముపయంతి ఉపేత్యేత్యుపాహిత్య కనీయాగుం సముపయంతి భయంతి కనీయాగుం సంకనీయాగుం సముపయంతి యద్యదు భయంతి కనీయాగుం సంకనీయాగుం సముపయంతి యద్ ఉపయంతి యద్యదు భయంతి భయంతి యదగ్నిష్టోమ సామాన్య గ్నిష్టోమ సామాని యదు భయంతి భయంతి యదగ్నిష్టోమ సామాని ఉపయంతేత్యుపాయంతి యదగ్నిష్టోమ సామాన్యగ్నిష్టోమ సామాని యద్యదగ్నిష్టోమ సామాన్యవస్థాదవస్థాదగ్నిష్టోమ సామాని యద్యదగ్నిష్టోమ సామాన్యవస్థాద్ అగ్నిష్టోమ సామాన్యవస్థాదవస్థాదగ్నిష్టోమ సామాన్యగ్నిష్టోమ సామాన్యవస్థాచ్చవస్థాదగ్నిష్టోమ సామాన్యగ్నిష్టోమ సామాన్యవస్థాచ్చ అగ్నిష్టోమ సామానేత్యగ్నిష్టోమ సామాని అవస్థాచ్చవస్థాదవస్థాచ్చ పరస్థాత్పరస్థాచ్చవస్థాదవస్థాచ్చ పరస్థాత్ చరస్థాత్పరస్థాచ్చరస్థాచ్చరస్థాచ్చరస్థాచ్చ పరస్థాచ్చరస్థాత్పరస్థాచ్చ భవంతి భవంతి చ పరస్థాత్పరస్థాచ్చ భవంతి చ భవంతి భవంతి చ భవంతి దామిత్వాయ దామిత్వాయ భవంతి చ భవంతి దామిత్వాయ భవంతి దామిత్వాయ దామిత్వాయ భవంతి భవంతి దామిత్వాయ త్రివృత్రివృదజామిత్వాయ భవంతి భవంతి దామిత్వాయ త్రివృత అజామిత్వాయ త్రివృత్రివృదజామిత్వాయ దామిత్వాయ త్రివృతగ్నిష్టోమోగ్నిష్టోమస్త్రివృదజామిత్వాయ దామిత్వాయ త్రివృతగ్నిష్టోమ అజామిత్వాయేత్యజామి త్వాయ త్రివృగ్నిష్టోమోగ్నిష్టోమస్త్రివృత్రివృగ్నిష్టోమోగ్నిష్టుదగ్నిష్టుదగ్నిష్టోమస్త్రివృత్రివృగ్నిష్టోమోగ్నిష్టుదగ్నిష్టోమోగ్నిష్టుదాగ్నేయీష్వాగ్నేయీష్వగ్నిష్టుదగ్నిష్టోమోగ్నిష్టోమోగ్నిష్టుదాగ్నేయీషు అగ్నిష్టోమహిత్యగ్నేస్తమః అగ్నిష్టుదేత్యగ్నేస్తు అగ్నేయేషు భవతి భవత్యాగ్నేయేష్వా అగ్నేయేషు భవతి తేజస్తేజో భవత్యాగ్నేయేష్వా అగ్నేయేషు భవతి తేజః భవతి తేజస్తేజో భవతి భవతి తేజ ఏవైవ తేజో భవతి భవతి తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవా వా వైవ తేజస్తేజ ఏవా వా ఏవా వా వైవైవ వరుంధే రుంధే వైవైవ వరుంధే అవరుంధే రుంధే వా వరుంధే పంచదశః పంచదశో రుంధే వా వరుంధే పంచదశః రుంధే పంచదశః పంచదశో రుంధే రుంధే పంచదశః ఉక్ష ఉక్ష పంచదశః పంచదశ ఉఖ్య ఉఖ్య ఐంద్రేష్ంద్రియం ఐంద్రేష్ంద్రియమింద్రియమైంద్రేష్వైంద్రేష్ంద్రియమేవైవేంద్రియమైంద్రేష్వైంద్రేష్ంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవావైవేంద్రియమింద్రియమేవావైవైవావరుంధేరుంధేవైవైవావరుంధే అవరుంధేరుంధేవావరుంధేత్రివిర్త్రివిర్త్రుంధేవావరుంధేత్రివిర్ద్రివిర్త్రివిర్ద్రుంధేరుంధేత్రివిర్ద్గ్నిష్టోమో అగ్నిష్టోమస్త్రివిర్త్రుంధేరుంధేత్రివిర్ద్గ్నిష్టోమ అగ్నిష్టోమో వైదేష్దేవేషు పుష్టిం పుష్టిం వైశ్వదేవేషగ్నిష్టోమో వైదేష్దేవేషు పుష్టిం అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమః వైశ్వదేవేషు పుష్టిం పుష్టిం వైశ్వదేవేషు వైశ్వదేవేషు పుష్టిమేవైవ పుష్టిం వైశ్వదేవేషు వైశ్వదేవేషు పుష్టిమేవ వైశ్వదేవేష్ది వైశ్వాదేవేషు పుష్టిమేవైవ పుష్టిం పుష్టిమేవా వైవ పుష్టిం పుష్టిమేవా ఏవా వైవైవావరుంధే రుంధే వైవైవావరుంధే అవరుంధే రుంధే వావరుంధే సప్తదశ సప్తదశో రుంధే వావరుంధే సప్తదశ రుంధే సప్తదశ సప్తదశో రుంధే రుంధే సప్తదశో అగ్నిష్టోమో అగ్నిష్టోమ సప్తదశో రుంధే రుంధే సప్తదశో అగ్నిష్టోమ సప్తదశో అగ్నిష్టోమో అగ్నిష్టోమ సప్తదశ సప్తదశో అగ్నిష్టోమ ప్రజాపత్యాసు ప్రజాపత్యాగ్నిష్టోమ సప్తదశ సప్తదశో అగ్నిష్టోమ ప్రజాపత్యాసు సప్తదశ ఇది సప్తదశ అగ్నిష్టోమ ప్రజాపత్యాసు ప్రజాపత్యాగ్నిష్టోమో అగ్నిష్టోమ ప్రజాపత్యాసు తీవ్రసోమస్తీవ్రసోమ ప్రజాపత్యాగ్నిష్టోమో అగ్నిష్టోమ ప్రజాపత్యాసు తీవ్రసోమ అగ్నిష్టోమ ఇత్యగ్నిస్తోమ ప్రజాపత్యాసు తీవ్రసోమస్తీవ్రసోమ ప్రజాపత్యాసు ప్రజాపత్యాసు తీవ్రసోమో అన్నాద్యస్యాన్నాద్యీవ్రసోమ ప్రజాపత్యాసు ప్రజాపత్యాసు తీవ్రసోమో అన్నాద్యస్య ప్రజాపత్యాశ్రితి ప్రజాపత్యాసు తీవ్రసోమో అన్నాద్యస్యాన్నాద్యస్య తీవ్రసోమస్తీవ్రసోమో అన్నాద్యస్యావరుధ్యావరుధ్య అన్నాద్యస్య తీవ్రసోమస్తీవ్రసోమో అన్నాద్యస్యావరుధ్యై తీవ్రసోమ ఇది తీవ్రసోమ అన్నాద్యస్యావరుధ్య అవరుధ్య అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్య అథో అథో అవరుధ్య అన్నాద్యస్యాన్నాద్యస్యావరుధ్య అథో అన్నాద్యస్యేత్యన్నా అద్యస్య అవరుధ్య అథో అథో అవరుధ్య అవరుధ్య అథో ప్ర అథో అవరుధ్య అవరుధ్య అథో ప్ర అవరుధ్య ఇత్యవరుధి అథో ప్ర అథో అథో ప్రైవైవ ప్రాథో అథో ప్రైవ అథో ఇత్యథో ప్రైవైవ ప్రైవతేన తేనైవ ప్రైవతేన ఏవతేన తేనైవైవతేన జాయతే జాయతే తేనైవైవతేన జాయతే తేన జాయతే జాయతే తేన తేన జాయత ఏక విభూష ఏక విభూష జాయతే తేన తేన జాయత ఏక విభూష జాయత ఏక విభూష ఏక విభూషో జాయతే జాయత ఏక విభూష ఉక్ష ఉక్ష ఏక విభూషో జాయతే జాయత ఏక విభూష ఉక్ష ఏక విభూష ఉక్ష ఉక్ష ఏక విభూష ఏక విభూష ఉక్ష సౌరీషు సౌరీషు ఉక్ష ఏక విభూష ఏక విభూష ఉక్ష సౌరీషు ఏక విభూష ఇత్యేక విభూష ఉక్ష సౌరీషు సౌరీషు ఉక్ష ఉక్ష సౌరీషు ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సౌరీషు ఉక్ష ఉక్ష సౌరీషు ప్రతిష్ఠిత్యై సౌరేషు ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సౌరేషు సౌరేషు ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై సౌరేషు సౌరేషు ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రుచమో రుచమథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో రుచం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో రుచమో రుచమథో అథో రుచమేవైవ రుచమథో అథో రుచమేవ అథో ఇత్యథో రుచమేవైవ రుచమో రుచమేవాత్మన్నాత్మన్నేవ రుచమో రుచమేవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నేవైవాత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే సప్తదశ సప్తదశో ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే సప్తదశ ధత్తే సప్తదశ సప్తదశో ధత్తే ధత్తే సప్తదశో అగ్నిష్టోమో అగ్నిష్టోమ సప్తదశో ధత్తే ధత్తే సప్తదశో అగ్నిష్టోమ సప్తదశో అగ్నిష్టోమో అగ్నిష్టోమ సప్తదశ సప్తదశో అగ్నిష్టోమ ప్రజాపత్యాసు ప్రజాపత్యాగ్నిష్టోమ సప్తదశ సప్తదశో అగ్నిష్టోమ ప్రజాపత్యాసు సప్తదశ ఇది సప్తదశ అగ్నిష్టోమ ప్రజాపత్యాసు ప్రజాపత్యాగ్నిష్టోమో అగ్నిష్టోమ ప్రజాపత్యాసు ఉపహవ్య ఉపహవ్య ప్రజాపత్యాగ్నిష్టోమో అగ్నిష్టోమ ప్రజాపత్యాసు ఉపహవ్య అగ్నిష్టోమ ఇత్యగ్నిష్టోమ ప్రజాపత్యాసోపహవ్య ఉపహవ్య ప్రజాపత్యాసు ప్రజాపత్యాసోపహవ్య ఉపహవమోపహవమోపహవ్య ప్రజాపత్యాసు ప్రజాపత్యాసోపహవ్య ఉపహవం ప్రజాపత్యాశ్విని ప్రజాపత్యాసు ఉపహవ్య ఉపహవమోపహవమోపహవ్య ఉపహవ్య ఉపహవమేవైవోపహవమోపహవ్య ఉపహవ్య ఉపహవమేవ ఉపహవ్య ఇత్యుపహవ్య ఉపహవమేవైవోపహవమోపహవమేవ గచ్చతి గచ్చత్యేవోపహవమోపహవమేవ గచ్చతి ఉపహవమిత్యుపాహవం ఏవ గచ్చతి గచ్చత్యేవైవ గచ్చతి తృణవౌ తృణవౌ గచ్చత్యేవైవ గచ్చతి తృణవౌ గచ్చతి తృణవౌ తృణవౌ గచ్చతి గచ్చతి తృణవాలగ్నిష్టోమాలగ్నిష్టోమౌ తృణవౌ గచ్చతి గచ్చతి తృణవాలగ్నిష్టోమౌ తృణవాలగ్నిష్టోమాలగ్నిష్టోమౌ తృణవౌ తృణవాలగ్నిష్టోమావభితోభితో అగ్నిష్టోమౌ తృణవౌ తృణవాలగ్నిష్టోమావభిత తృణవావిది త్రీణవౌ అగ్నిష్టోమావభితోభితో అగ్నిష్టోమావగ్నిష్టోమావభిద ఐంద్రీష్వైంద్రీష్వభితో అగ్నిష్టోమావగ్నిష్టోమావభిద ఐంద్రీషు అగ్నిష్టోమావిత్యగ్నిస్తోమౌ అభిత ఐంద్రేష్వైంద్రేష్వభిత ఐంద్రేషు విదిత్యే విదిత్యా ఐంద్రేష్వభిత ఐంద్రేషు విదిత్యే ఐంద్రేషు విదిత్యే విదిత్యా ఐంద్రేష్వైంద్రేషు విదిత్యే త్రయస్త్రికోశస్త్రయస్త్రికోశో విదిత్యా ఐంద్రేష్వైంద్రేషు విదిత్యే త్రయస్త్రికోశ విదిత్యైత్రయస్త్రికోశస్త్రయస్త్రికోశో విదిత్యే విదిత్యైత్రయస్త్రికోశ ఉఖ్య ఉఖ్యస్త్రయస్త్రికోశో విదిత్యే విదిత్యైత్రయస్త్రికోశ ఉఖ్య విదిత్యాదిత్యే త్రయస్త్రికోశ ఉఖ్య ఉఖ్యస్త్రయస్త్రికోశస్త్రయస్త్రికోశ ఉఖ్యో వైశ్వదేవేషు వైశ్వదేవేషు ఉఖ్యస్త్రయస్త్రికోశస్త్రయస్త్రికోశ ఉఖ్యో వైశ్వదేవేషు త్రయస్త్రికోశ ఇదిత్రయ త్రికోశ ఉఖ్యో వైశ్వదేవేషు వైశ్వదేవేషు ఉఖ్య ఉఖ్యో వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే వైశ్వదేవేషు ఉఖ్య ఉఖ్యో వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే వైశ్వదేవేషు వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ విశ్వజిత్ ప్రతిష్ఠిత్యే వైశ్వదేవేషు వైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ వైశ్వదేవేష్ వైశ్వాదేవేషు ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ విశ్వజిత్ ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ సర్వపృష్ట సర్వపృష్టో విశ్వజిత్ ప్రతిష్ఠిత్యే ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ సర్వపృష్ట ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యే విశ్వజిత్ సర్వపృష్ట సర్వపృష్టో విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్టోది రాత్రోది రాత్ర సర్వపృష్టో విశ్వజిత్ విశ్వజిత్ సర్వపృష్టోది రాత్ర విశ్వజిది విశ్వజిత్ సర్వపృష్టోది రాత్రోది రాత్ర సర్వపృష్ట సర్వపృష్టోది రాత్రో భవతి భవతి రాత్ర సర్వపృష్ట సర్వపృష్టోది రాత్రో భవతి సర్వపృష్ట ఇది సర్వపృష్ట అది రాత్రో భవతి భవతి రాత్రోది రాత్రో భవతి సర్వస్య సర్వస్య భవతి రాత్రోది రాత్రో భవతి సర్వస్య అతి రాత్ర ఇత్యది రాత్ర భవతి సర్వస్య సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యా అభిజిత్యే సర్వస్య భవతి భవతి సర్వస్యాభిజిత్యే సర్వస్యాభిజిత్యా అభిజిత్యే సర్వస్య సర్వస్యాభిజిత్యే అభిజిత్యా ఇత్యభిజిత్యే అర్థవో వై వా అర్థవ అర్థవో వై ప్రజాకామాః ప్రజాకామా వా అర్థవ అర్థవో వై ప్రజాకామాః వై ప్రజాకామాః ప్రజాకామా వై వై ప్రజాకామాః ప్రజాం ప్రజాం ప్రజాకామా వై వై ప్రజాకామాః ప్రజాం ప్రజాకామాః ప్రజాం ప్రజాం ప్రజాకామాః ప్రజాకామాః ప్రజాన్న ప్రజాం ప్రజాకామాః ప్రజాకామాః ప్రజాన్న ప్రజాకామా ఇది ప్రజాకామాః ప్రజాన్న ప్రజాం ప్రజాన్నావిందంత విందంత న ప్రజాం ప్రజాన్నావిందంత ప్రజామిది ప్రజాం నావిందంతా విందంతన నావిందంతతే విందంతన నావిందంతతే అవిందంతతే విందంతా విందంతతే కామయంతా కామయంతతే విందంతా విందంతతే కామయంత తే కామయంతా కామయంతతే కామయంత ప్రజాం ప్రజామ కామయంతతే కామయంత ప్రజాం అకామయంత ప్రజాం ప్రజామ కామయంతా కామయంత ప్రజాగోసృజేమహి సృజేమహి ప్రజామ కామయంతా కామయంత ప్రజాగోసృజేమహి ప్రజాగోసృజేమహి సృజేమహి ప్రజాం ప్రజాగోసృజేమహి ప్రజాం ప్రజాగోసృజేమహి ప్రజాం ప్రజాగోసృజేమహి ప్రజాం ప్రజామిది ప్రజాం సృజేమహి ప్రజాం ప్రజాగోసృజేమహి సృజేమహి ప్రజామవావ ప్రజాగోసృజేమహి సృజేమహి ప్రజామవ ప్రజామవావ ప్రజాం ప్రజామవరుంధీమహి రుంధీ మహ్యవ ప్రజాం ప్రజామవరుంధీమహి ప్రజామిది ప్రజాం అవరుంధీమహి రుంధీ మహ్యవావరుంధీమహి ప్రజాం ప్రజాగోరుంధీ మహ్యవావరుంధీమహి ప్రజాం రుంధీమహి ప్రజాం ప్రజాగోరుంధీమహి రుంధీమహి ప్రజాం విందేమహి విందేమహి ప్రజాగోరుంధీమహి రుంధీమహి ప్రజాం విందేమహి ప్రజాం విందేమహి విందేమహి ప్రజాం ప్రజాం విందేమహి ప్రజావంత ప్రజావంతో విందేమహి ప్రజాం ప్రజాం విందేమహి ప్రజావంత ప్రజామిది ప్రజాం విందేమహి ప్రజావంత ప్రజావంతో విందేమహి విందేమహి ప్రజావంత శ్యామ శ్యామ ప్రజావంతో విందేమహి విందేమహి ప్రజావంత శ్యామ ప్రజావంత శ్యామ శ్యామ ప్రజావంత ప్రజావంత శ్యామేది శ్యామ ప్రజావంత ప్రజావంత శ్యామేది ప్రజావంత ఇది ప్రజావంత శ్యామేది శ్యామ శ్యామేది తేత ఇది శ్యామ శ్యామేది ఇది తేత ఇది ఏతమేదంత ఇది ఏతం ఏతమేదంతేత ఏతమేకాదశరాత్రమేకాదశరాత్రమేతంతేత ఏతమేకాదశరాత్రం ఏతమేకాదశరాత్రమేకాదశరాత్రమేతమేతమేకాదశరాత్రమపశ్యన్న పశ్యన్నేకాదశరాత్రమేతమేతమేకాదశరాత్రమపశ్యన్ ఏకాదశరాత్రమపశ్యన్నపశ్యన్నేకాదశరాత్రమేకాదశరాత్రమపశ్యన్నేకాదశరాత్రమేకాదశరాత్రమపశ్యంతంతమపశ్యన్నేకాదశరాత్రమేకాదశరాత్రమపశ్యంతం ఏకాదశరాత్రమిత్యేకాదశరాత్రం అపశ్యంతంతమపశ్యన్నపశ్యంతమాతమపశ్యన్నపశ్యంతమా తమాదంతమాహరన్నహరన్నాదంతమాహరన్న ఆహరన్నహరన్నాహరంతేన తేనాహరన్నాహరంతేన ఆహరంతేన తేనాహరన్నాహరంతేన ఇదంతా ఇదంతతేనాహరన్నాహరంతేన ఇదంతా తేనాయిదంతా ఇదంతతేన తేనాయిదంతత తస్తతో ఇదంతతేన తేనాయిదంతత తహ ఆయిదంతత తస్తతో ఇదంతా ఇదంతతతో వై వైతతో ఇదంతా ఇదంతతతో వై తతో వై వైతతస్తతో వై తే వైతతస్తతో వై తే వైతే దేవై వైతే ప్రజాం ప్రజాం దేవై వైతే ప్రజాం ఏ ప్రజాం ప్రజాంతే దే ప్రజాపసృజంతాసృజంత ప్రజాంతే దే ప్రజాపసృజంత ప్రజాపసృజంతాసృజంత ప్రజాం ప్రజాపసృజంత ప్రజాం ప్రజాపసృజంత ప్రజాం ప్రజాపసృజంత ప్రజాం ప్రజామిది ప్రజాం అసృజంత ప్రజాం ప్రజాపసృజంతాసృజంత ప్రజామవావ ప్రజాపసృజంతాసృజంత ప్రజామవ ప్రజామవావ ప్రజాం ప్రజామవారుంధతారుంధతావ ప్రజాం ప్రజామవారుంధత ప్రజామిది ప్రజాం అవారుంధతారుంధతావారుంధర ప్రజాం ప్రజామరుంధతావారుంధత ప్రజాం అరుంధత ప్రజాం ప్రజామరుంధతారుంధర ప్రజామ విందంత విందంత ప్రజామరుంధతారుంధర ప్రజామ విందంత ప్రజామ విందంత విందంత ప్రజాం ప్రజామ విందంత ప్రజావంత ప్రజావంతో విందంత ప్రజాం ప్రజామ విందంత ప్రజావంత ప్రజామిది ప్రజాం అవిందంత ప్రజావంత ప్రజావంతో విందంత విందంత ప్రజావంతో భవన్ భవన్ ప్రజావంతో విందంత విందంత ప్రజావంతో భవన్ ప్రజావంతో భవన్న భవన్ ప్రజావంతః ప్రజావంతో భవంతే భవన్ ప్రజావంతః ప్రజావంతో భవంతే ప్రజావంత ఇది ప్రజాంతః అభవంతే భవన్న భవంత అర్ధవ అర్ధవస్తే భవన్న భవంత అర్ధవ అర్ధవ అర్ధవస్తే అర్ధవో భవన్న భవన్ ఋతవస్తే అర్ధవో భవన్న అర్ధవో భవన్న భవన్ ఋతవ అర్ధవో భవంత తద భవన్ ఋతవ అర్ధవో భవంత అభవంత తద భవన్న భవంతదా ఆర్తవానామాత్తవానాం తద భవన్న భవంతదా ఆర్తవానాం ఆర్తవానామార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్తమార్తవత్త अधोनामृतोनाम् वा एत एते वा अधोनामृतोनाम् वा एते वा एत एते वै वा एते पुत्राः पुत्रा एते वै वा एते पुत्राः एते पुत्राः पुत्रा एत एते पुत्रास्तस्मात्तस्मात् पुत्रा एत एते पुत्रास्तस्मात् पुत्रास्तस्मात्तस्मात् पुत्राः पुत्रास्तस्मादार्तवाःस्तस्मात् पुत्राः पुत्रास्तस्मादार्तवाः तस्मादार्तवा आर्तवास्तस्मात्तस्मादार्तवा उच्यन्त उच्यन्त आर्तवास्तस्मात्तस्मादार्तवा उच्यन्ते आर्तवा उच्यन्त उच्यन्त आर्तवा आर्तवा उच्यन्ते येय उच्यन्त आर्तवा आर्तवा उच्यन्ते ये उच्यन्ते येय उच्यन्त उच्यन्ते य एवमेवं य उच्यन्त उच्यन्ते य एवम् य एवमेवं येय एवम् विद्वांस विद्वांस एवं येय एवम् विद्वांस एवम् विद्वांस विद्वांस एवमेवं विद्वांस एकादशरात्रम् एकादशरात्रम् विद्वांस एवमेवं विद्वांस एकादशरात्रम् विद्वांस एकादशरात्रमेकादशरात्रम् विद्वांस विद्वांस एकादशरात्रमासत आसत एकादशरात्रम् विद्वांस विद्वांस एकादशरात्रमासते एकादशरात्रमासत आसत एकादशरात्रमेकादशरात्रमासते प्रजाम् प्रजामासत एकादशरात्रमेकादशरात्रमासते प्रजाम् एकादशरात्रमित्येकादश रात्रम् आसते प्रजाम् प्रजामासत आसते प्रजामेवैव प्रजामासत आसते प्रजामेव प्रजामेवैव प्रजाम् प्रजामेव सृजन्ते सृजन्त एव प्रजाम् प्रजामेव सृजन्ते प्रजामिति प्राजाम् एव सृजन्ते सृजन्त एवैव सृजन्ते प्रजाम् प्रजागो सृजन्त एवैव सृजन्ते प्रजाम् सृजन्ते प्रजाम् प्रजागो सृजन्ते सृजन्ते प्रजामवाव प्रजागो सृजन्ते सृजन्ते प्रजामव प्रजामवाव प्रजाम् प्रजामवरुन्धते रुन्धदेव प्रजाम् प्रजामवरुन्धते प्रजामिति प्राजाम् अवरुन्धते रुन्धते वावरुन्धते प्रजाम् प्रजागोरुन्धते वावरुन्धते प्रजाम् रुन्धते प्रजाम् प्रजागोरुन्धते रुन्धते प्रजाम् विन्दन्ते रुन्दन्ते प्रजागोरुन्धते रुन्धते प्रजाम् विन्दन्ते प्रजाम् विन्दन्ते विन्दन्ते प्रजाम् प्रजाम् विन्दन्ते प्रजावन्तः प्रजावन्तो विन्दन्ते प्रजाम् प्रजाम् विन्दन्ते प्रजावन्तः प्रजामिति प्राजाम् विन्दन्ते प्रजावन्तः प्रजावन्तो विन्दन्ते विन्दन्ते प्रजावन्तो भवन्ति भवन्ति प्रजावन्तो विन्दन्ते विन्दन्ते प्रजावन्तो भवन्ति प्रजावन्तो भवन्ति भवन्ति प्रजावन्तः प्रजावन्तो भवन्ति ज्योतिर्ज्योतिर्भवन्ति प्रजावन्तः प्रजावन्तो भवन्ति ज्योतिः प्रजावन्त इति प्रजावन्तः भवन्ति ज्योतिर्ज्योतिर्भवन्ति भवन्ति ज्योतिरतिरात्रोतिरात्रौ ज्योतिर्भवन्ति भवन्ति ज्योतिरतिरात्र ज्योतिरतिरात्रोतिरात्रौ ज्योतिर्ज्योतिरतिरात्रौ भवति भवत्यतिरात्रौ ज्योतिर्ज्योतिरतिरात्रौ भवति అతిరాత్రో భవతి భవత్యతి రాత్రో తిరాత్రో భవతి జ్యోతిర్భవత్యతి రాత్రో తిరాత్రో భవతి జ్యోతి అతిరాత్ర ఇత్యతి రాత్ర భవతి జ్యోతి జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవైవ జ్యోతిర్భవతి భవతి జ్యోతిరేవ జ్యోతిరేవైవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ పురస్తాదేవ జ్యోతిర్జ్యోతిరేవ పురస్తాత్ ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాత్ దధతే దధతే పురస్తాదేవైవ పురస్తాత్ దధతే పురస్తాద్దే దధతే పురస్తాత్ పురస్తాద్దే సుమర్గస్య సుమర్గస్య దధతే పురస్తాత్ పురస్తాద్దే సుమర్గస్య దధతే సుమర్గస్య లోకస్య దధతే దధతే సుమర్గస్య లోకస్య లోకస్య సుమర్గస్య దధతే దధతే సుమర్గస్య లోకస్య అనుఖ్యాత్యనుఖ్యాత్యే పృష్టాని షట్ పృష్టాని పృష్టాని షట్ షట్ పృష్టాని పృష్టైః పృష్టైః పృష్టాని షట్ షట్ పృష్టాని పృష్టైః పృష్టాని పృష్టైః పృష్టైః పృష్టాని పృష్టాని పృష్టైరేవైవ పృష్టైః పృష్టాని పృష్టాని పృష్టైరేవ పృష్టైరేవైవ పృష్టైః పృష్టైరేవత్వో నృతోరేవ పృష్టైః పృష్టైరేవత్వోనం రేవత్వో నృతోరేవైవత్వోనన్వారోహంత్యన్వారోహంత్యృతోరేవైవత్వోనన్వారోహంతి సంవత్సరం దే సంవత్సర ప్రతిష్టంది ప్రతిష్టంది ప్రతిష్టంది చతుర్విఘోషశ్చతుర్విఘోషస్తిష్టంది ప్రతిష్టంది చతుర్విఘోష తిష్టంది చతుర్విఘోషశ్చతుర్విఘోషస్తిష్టంది తిష్టంది చతుర్విఘోషో భవతి భవతి చతుర్విఘోషస్తిష్టంది తిష్టంది చతుర్విఘోషో భవతి చతుర్విఘోషో భవతి భవతి చతుర్విఘోషశ్చతుర్విఘోషో భవతి చతుర్విఘోషత్యక్షరా చతుర్విఘోషత్యక్షరా భవతి చతుర్విఘోషశ్చతుర్విఘోషో భవతి చతుర్విఘోషత్యక్షరా చతుర్విఘోష ఇది చతుర్విఘోష భవతి చతుర్విఘోషత్యక్షరా చతుర్విఘోషత్యక్షరా భవతి భవతి చతుర్విఘోషత్యక్షరా గాయత్రీ గాయత్రీ చతుర్విఘోషత్యక్షరా భవతి భవతి చతుర్విఘోషత్యక్షరా గాయత్రీ చతుర్విఘోషత్యక్షరా గాయత్రీ గాయత్రీ చతుర్విఘోషత్యక్షరా చతుర్విఘోషత్యక్షరా గాయత్రీ గాయత్రం గాయత్రం గాయత్రీ చతుర్విఘోషత్యక్షరా చతుర్విఘోషత్యక్షరా గాయత్రీ గాయత్రం చతుర్విఘోషత్యక్షరేతి చతుర్విఘోషతి అక్షరా గాయత్రీ గాయత్రం గాయత్రం గాయత్రీ గాయత్రీ గాయత్రం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రం గాయత్రీ గాయత్రీ గాయత్రం బ్రహ్మవర్చసం గాయత్రం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్రం గాయత్రం బ్రహ్మవర్చసం గాయత్ర్యాం గాయత్ర్యాం బ్రహ్మవర్చసం గాయత్రం గాయత్రం బ్రహ్మవర్చసం గాయత్ర్యాం బ్రహ్మవర్చసం గాయత్ర్యాం గాయత్ర్యాం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యామేవైవ గాయత్ర్యాం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యామేవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్ర్యామేవైవ గాయత్ర్యాం గాయత్ర్యామేవ బ్రహ్మవర్చసే బ్రహ్మవర్చస ఏవ గాయత్ర్యాం గాయత్ర్యామేవ బ్రహ్మవర్చసే ఏవ బ్రహ్మవర్చసే బ్రహ్మవర్చస ఏవైవ బ్రహ్మవర్చసే ప్రతి ప్రతి బ్రహ్మవర్చస ఏవైవ బ్రహ్మవర్చసే ప్రతి బ్రహ్మవర్చసే ప్రతి ప్రతి బ్రహ్మవర్చసే బ్రహ్మవర్చసే ప్రతిష్టంది నిష్టంది ప్రతి బ్రహ్మవర్చసే బ్రహ్మవర్చసే ప్రతిష్టంది బ్రహ్మవర్చస ఇది బ్రహ్మవర్చసే ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది చతుశ్చత్వారి ఘోషశ్చతుశ్చత్వారి ఘోషస్తిష్టంది ప్రతి ప్రతిష్టంది చతుశ్చత్వారి ఘోష తిష్టంది చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశస్తిష్టంది తిష్టంది చతుశ్చత్వారి కోశో భవతి భవతి చతుశ్చత్వారి కోశస్తిష్టంది తిష్టంది చతుశ్చత్వారి కోశో భవతి చతుశ్చత్వారి కోశో భవతి భవతి చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశో భవతి చతుశ్చత్వారి కోశలక్షణా చతుశ్చత్వారి కోశలక్షణా భవతి చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశో భవతి చతుశ్చత్వారి కోశలక్షణా చతుశ్చత్వారి కోశ ఇది చతుః చత్వారి కోశ భవతి చతుశ్చత్వారి కోశలక్షణా చతుశ్చత్వారి కోశలక్షణా భవతి భవతి చతుశ్చత్వారి కోశలక్షణా త్రిష్టుక్ త్రిష్టుక్ చతుశ్చత్వారి కోశలక్షణా భవతి భవతి చతుశ్చత్వారి కోశలక్షణా త్రిష్టుక్ చతుశ్చత్వారి కోశలక్షణా త్రిష్టుక్ త్రిష్టుక్ చతుశ్చత్వారి కోశలక్షణా చతుశ్చత్వారి కోశలక్షణా త్రిష్టుకింద్రియమింద్రియం త్రిష్టుక్ చతుశ్చత్వారి కోశలక్షణా చతుశ్చత్వారి కోశలక్షణా త్రిష్టుకింద్రియం చతుశ్చత్వారి కోశదక్షరే చతుశ్చత్వారి కోశది అక్షరా త్రిష్టుకింద్రియమింద్రియం త్రిష్టుక్ త్రిష్టుకింద్రియం త్రిష్టుక్ త్రిష్టుకింద్రియం త్రిష్టుక్ త్రిష్టుకింద్రియం త్రిష్టుక్ ఇంద్రియం త్రిష్టుక్ త్రిష్టుకింద్రియమింద్రియం త్రిష్టుక్ త్రిష్టుభిర్ త్రిష్టుభిర్ త్రిష్టుకింద్రియమింద్రియం త్రిష్టుక్ త్రిష్టుభి త్రిష్టుక్ త్రిష్టుభిర్ త్రిష్టుభిర్ త్రిష్టుక్ త్రిష్టుక్ త్రిష్టుభ్యేవైవ త్రిష్టుభిర్ త్రిష్టుక్ త్రిష్టుక్ త్రిష్టుభ్యేవ త్రిష్టుభ్యేవైవ త్రిష్టుభిర్ త్రిష్టుభ్యేవేంద్రియ ఇంద్రియ ఏవ త్రిష్టుభిర్ త్రిష్టుభ్యేవేంద్రియే ఏవేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టంది నిష్టంది ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టంది ప్రతిష్టంది నిష్టంది ప్రతి ప్రతిష్టంజ్యష్టాచత్వారి కోశోష్టాచత్వారి కోశస్తిష్టంది ప్రతి ప్రతిష్టంజ్యష్టాచత్వారి కోశ తిష్టంజ్యష్టాచత్వారి కోశోష్టాచత్వారి కోశస్తిష్టంది నిష్టంజ్యష్టాచత్వారి కోశో భవతి భవత్యష్టాచత్వారి కోశస్తిష్టంది నిష్టంజ్యష్టాచత్వారి కోశో భవతి అష్టాచత్వారి కోశో భవతి భవత్యష్టాచత్వారి కోశోష్టాచత్వారి కోశో భవత్యష్టాచత్వారి కోశలక్షణ అష్టాచత్వారి కోశలక్షణ భవత్యష్టాచత్వారి కోశోష్టాచత్వారి కోశో భవత్యష్టాచత్వారి కోశలక్షణ అష్టాచత్వారి కోశ ఇత్యష్టాచత్వారి కోశ భవత్యష్టాచత్వారి కోశలక్షణ అష్టాచత్వారి కోశలక్షణ భవతి భవత్యష్టాచత్వారి కోశలక్షణ జగతి జగత్యష్టాచత్వారి కోశలక్షణ భవతి భవత్యష్టాచత్వారి కోశలక్షణ జగతి అష్టాచత్వారి కోశలక్షణ జగతి జగత్యష్టాచత్వారి కోశలక్షణ అష్టాచత్వారి కోశలక్షణ జగతి జాగత జాగత జగత్యష్టాచత్వారి కోశలక్షణ అష్టాచత్వారి కోశలక్షణ జగతి జాగత అష్టాచత్వారి కోశలక్షరేత్యష్టాచత్వారి కోశల అక్షరా జగతి జాగత జాగత జగతి జగతి జాగత పశవ పశవో జాగత జగతి జగతి జాగత పశవ జాగత పశవ పశవో జాగత జాగత పశవో జగత్యాం జగత్యాం పశవో జాగత జాగత పశవో జగత్యాం పశవో జగత్యాం జగత్యాం పశవ పశవో జగత్యామేవైవ జగత్యాం పశవ పశవో జగత్యామేవ జగత్యామేవైవ జగత్యాం జగత్యామేవ పశుషు పశుష్వేవ జగత్యాం జగత్యామేవ పశుషు ఏవ పశుషు పశుష్వేవైవ పశుష ప్రతి ప్రతి పశుష్వేవైవ పశుష ప్రతి పశుష ప్రతి ప్రతి పశుష పశుష ప్రతిష్టంది తిష్టంది ప్రతి పశుష పశుష ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది ఏకాదశ రాత్ర ఏకాదశ రాత్రస్తిష్టంది ప్రతి ప్రతిష్టంది ఏకాదశ రాత్ర తిష్టంది ఏకాదశ రాత్ర ఏకాదశ రాత్రస్తిష్టంది తిష్టంది ఏకాదశ రాత్రో భవతి భవత్యేకాదశ రాత్రస్తిష్టంది తిష్టంది ఏకాదశ రాత్రో భవతి ఏకాదశ రాత్రో భవతి భవత్యేకాదశ రాత్ర ఏకాదశ రాత్రో భవతి పంచ పంచ భవత్యేకాదశ రాత్ర ఏకాదశ రాత్రో భవతి పంచ ఏకాదశ రాత్ర ఇత్యేకాదశ రాత్ర భవతి పంచ పంచ భవతి భవతి పంచ వై వై పంచ భవతి భవతి పంచ వై పంచ వై వై పంచ పంచ వా అర్ధవ అర్ధవో వై పంచ పంచ వా అర్ధవ వా అర్ధవ అర్ధవో వై వా అర్ధవ ఆర్తవా ఆర్తవ అర్ధవో వై వా అర్ధవ ఆర్తవా అర్ధవ ఆర్తవ ఆర్తవ అర్ధవ అర్ధవ ఆర్తవా పంచ పంచ ఆర్తవ అర్ధవ అర్ధవ ఆర్తవా పంచ ఆర్తవ పంచ పంచ ఆర్తవ ఆర్తవ పంచర్తుష్మృతుష పంచ ఆర్తవ ఆర్తవ పంచర్తుషు పంచర్తుష్మృతుష పంచ పంచర్తుష్వై వర్తుష పంచ పంచర్తుష్వేవ అర్తుష్వై వర్తుష్మృతుష్వేవార్తవేష్వా ఆర్తవేష్వేవర్తుష్మృతుష్వేవార్తవేషు ఏవార్తవేష్వా ఆర్తవేష్వేవైవార్తవేషు సంవత్సరే సంవత్సర ఆర్తవేష్వేవైవార్తవేషు సంవత్సరే ఆర్తవేషు సంవత్సరే సంవత్సర ఆర్తవేష్వా ఆర్తవేషు సంవత్సరే ప్రతిష్టాయ ప్రతిష్టాయ సంవత్సర ఆర్తవేష్వా ఆర్తవేషు సంవత్సరే ప్రతిష్టాయ సంవత్సరే ప్రతిష్టాయ ప్రతిష్టాయ సంవత్సరే సంవత్సరే ప్రతిష్టాయ ప్రజాం ప్రజాం ప్రతిష్టాయ సంవత్సరే సంవత్సరే ప్రతిష్టాయ ప్రజాం సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టాయ ప్రజాం ప్రజాం ప్రతిష్టాయ ప్రతిష్టాయ ప్రజామవావ ప్రజాం ప్రతిష్టాయ ప్రతిష్టాయ ప్రజామవ ప్రతిష్టాయేది ప్రతిష్టాయ ప్రజామవ ప్రజాం ప్రజామవరుంధతే రుంధతే ప్రజాం ప్రజామవరుంధతే ప్రజామిది ప్రాజాం అవరుంధతే రుంధతే వరుంధతేతి రాత్రావతి రాత్రో రుంధతే వరుంధతేతి రాత్రౌ రుంధతేతి రాత్రావతి రాత్రౌ రుంధతే రుంధతేతి రాత్రావభితోభితోతి రాత్రౌ రుంధతే రుంధతేతి రాత్రావభిత అది రాత్రావభితోభితోతి రాత్రావతి రాత్రావభితో భవతోభితోతి రాత్రావతి రాత్రావభితో భవత అది రాత్రావిత్యది రాత్రౌ అభితో భవతో భవతోభితోభితో భవతః ప్రజాయీ ప్రజాయీ భవతోభితోభితో భవతః ప్రజాయీ భవతః ప్రజాయీ ప్రజాయీ భవతో భవతః ప్రజాయీ పరిగృహీత్యై పరిగృహీత్యై ప్రజాయీ భవతో భవతః ప్రజాయీ పరిగృహీత్యై ప్రజాయీ పరిగృహీత్యై పరిగృహీత్యై ప్రజాయీ ప్రజాయీ పరిగృహీత్యై ప్రజాయా ఇది ప్రజాయీ పరిగృహీత్యా ఇది పరిగృహీత్యై ఐంద్రవాయవాగ్రాన్ గృహీయాద్ గృహీయాదైంద్రవాయవాగ్రానైంద్రవాయవాగ్రాన్ గృహీయాద్యోజో గృహీయాదైంద్రవాయవాగ్రానైంద్రవాయవాగ్రాన్ గృహీయాద్య ఐంద్రవాయవాగ్రామిత్యైంద్రవాయవాగ్రా గృహీయాద్యోజో గృహీయాద్ గృహీయాద్యః కామయేత కామయేత యో గృహీయాద్ గృహీయాద్యః కామయేత యః కామయేత కామయేత యో యః కామయేత యథా పూర్వం యథా పూర్వం కామయేత యో యః కామయేత యథా పూర్వం కామయేత యథా పూర్వం యథా పూర్వం కామయేత కామయేత యథా పూర్వం ప్రజాః ప్రజా యథా పూర్వం కామయేత కామయేత యథా పూర్వం ప్రజాః యథా పూర్వం ప్రజాః ప్రజా యథా పూర్వం యథా పూర్వం ప్రజాః కల్పేరన్ కల్పేరన్ ప్రజా యథా పూర్వం యథా పూర్వం ప్రజాః కల్పేరన్ యథా పూర్వమితి యథా పూర్వం ప్రజాః కల్పేరన్ కల్పేరన్ ప్రజాః ప్రజాః కల్పేరన్నిది ఇది కల్పేరన్ ప్రజాః ప్రజాః కల్పేరన్నిది ప్రజా ఇది ప్రజాః కల్పేరన్నిది ఇది కల్పేరన్ కల్పేరన్నిది యజ్ఞస్య యజ్ఞస్యేది కల్పేరన్ కల్పేరన్నిది యజ్ఞస్య ఇది యజ్ఞస్య యజ్ఞస్యేది ఇది యజ్ఞస్య వై వై యజ్ఞస్యేది ఇది యజ్ఞస్య వై యజ్ఞస్య వై వై యజ్ఞస్య యజ్ఞస్య వై కృత్యం కృత్యం వై యజ్ఞస్య యజ్ఞస్య వై కృత్యం వై కృత్యం కృత్యం వై వై కృత్యమన్వన కృత్యం వై వై కృత్యమను కృత్యమన్వన కృత్యం కృత్యమను ప్రజాః ప్రజా అను కృత్యం కృత్యమను ప్రజాః అను ప్రజాః ప్రజా అన్వర ప్రజాః కల్పందే కల్పందే ప్రజా అన్వర ప్రజాః కల్పందే ప్రజాః కల్పందే కల్పందే ప్రజాః ప్రజాః కల్పందే యజ్ఞస్య యజ్ఞస్య కల్పందే ప్రజాః ప్రజాః కల్పందే యజ్ఞస్య ప్రజా ఇది ప్రజాః కల్పందే యజ్ఞస్య యజ్ఞస్య కల్పందే కల్పందే యజ్ఞస్యాకృత్యమకృత్యం యజ్ఞస్య కల్పందే కల్పందే యజ్ఞస్యాకృత్యం యజ్ఞస్యాకృత్యమకృత్యం యజ్ఞస్య యజ్ఞస్యాకృత్యమన్వన్వకృత్యం యజ్ఞస్య యజ్ఞస్యాకృత్యమను అకృత్యమన్వన్వకృత్యమకృత్యమనునాన్వకృత్యమకృత్యమనున అనునాన్వనున కల్పందే కల్పందే నాన్వనున కల్పందే న కల్పందే కల్పందే నన కల్పందే యథా పూర్వం కల్పందే నన కల్పందే యథా పూర్వం కల్పందే యథా పూర్వం యథా పూర్వం కల్పందే కల్పందే యథా పూర్వమేవ యథా పూర్వం కల్పందే కల్పందే యథా పూర్వమేవ యథా పూర్వమేవ యథా పూర్వం యథా పూర్వమేవ ప్రజా ప్రజా ఏవ యథా పూర్వం యథా పూర్వమేవ ప్రజా యథా పూర్వమిది యథా పూర్వం ఏవ ప్రజాః ప్రజా ఏవైవ ప్రజాః కల్పయతి కల్పయతి ప్రజా ఏవైవ ప్రజాః కల్పయతి ప్రజాః కల్పయతి కల్పయతి ప్రజాః ప్రజాః కల్పయతి నన కల్పయతి ప్రజాః ప్రజాః కల్పయతి న ప్రజా ఇది ప్రజాః కల్పయతి నన కల్పయతి కల్పయతి న జ్యాయాగోసం జ్యాయాగోసం న కల్పయతి కల్పయతి న జ్యాయాగోసం నజ్యాయాగం సంజ్యాయాగం సన్నజ్యాయాగం సంకనీయాన్ కనీయాంజ్యాయాగం సన్నజ్యాయాగం సంకనీయాన్ జ్యాయాగం సంకనీయాన్ కనీయాంజ్యాయాగం సంజ్యాయాగం సంకనీయానత్యది కనీయాంజ్యాయాగం సంజ్యాయాగం సంకనీయానది కనీయానత్యది కనీయాన్ కనీయానతి క్రామతి క్రామత్యది కనీయాన్ కనీయానతి క్రామతి ఐంద్రవాయవాగ్రానైంద్రవాయవాగ్రాన్ గృహ్ణీయాద్ గృహ్ణీయాదైంద్రవాయవాగ్రాన్ గృహ్ణీయాద్ ఐంద్రవాయవాగ్రానైంద్రవాయవాగ్రాన్ గృహ్ణీయాదావయావినః ఆవయావినో గృహ్ణీయాదైంద్రవాయవాగ్రానైంద్రవాయవాగ్రాన్ గృహ్ణీయాదావయావినః ఐంద్రవాయవాగ్రానిత్యైంద్రవాయవాగ్రాన్ గృహీయాదామయా వినామయా వినా గృహీయాద్గృహీయాదామయా విన ప్రాణేన ప్రాణేనామయా వినో గృహీయాద్గృహీయాదామయా విన ప్రాణేన ఆమయా విన ప్రాణేన ప్రాణేనామయా విన ఆమయా విన ప్రాణేన వై వై ప్రాణేనామయా విన ఆమయా విన ప్రాణేన వై ప్రాణేన వై వై ప్రాణేన ప్రాణేన వా ఏష వై ప్రాణేన ప్రాణేన వా ఏష ప్రాణేనేది ప్రాణేన వా ఏష వై వా ఏష వివ్యేష వై వా ఏష వై ఏష వివ్యేష ఏష వ్యుర్జదార్జదే ద్వేష ఏష వ్యుర్జదే వ్యుర్జద అర్జదే వివ్యర్జదే యస్యర్జదే వివ్యర్జదే యస్య అర్జదే యస్య యస్యర్జద అర్జదే యస్యామయత్యామయది యస్యర్జద అర్జదే యస్యామయది యస్యామయత్యామయది యస్య యస్యామయది ప్రాణ ప్రాణ ఆమయది యస్య యస్యామయది ప్రాణ ఆమయది ప్రాణ ప్రాణ ఆమయత్యామయది ప్రాణ ఐంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణ ఆమయత్యామయది ప్రాణ ఐంద్రవాయవ ప్రాణ ఐంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణ ప్రాణ ఐంద్రవాయవ ప్రాణేన ప్రాణేన ఐంద్రవాయవ ప్రాణ ప్రాణ ఐంద్రవాయవ ప్రాణేన ఐంద్రవాయవ ప్రాణ ఐంద్రవాయవ ప్రాణేన ప్రాణేనై ఇంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణేనైవైవ ప్రాణేనై ఇంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణేనైవ ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ ప్రాణేనైవైవ ప్రాణేన ప్రాణేనైవైనమేనమేవ ప్రాణేన ప్రాణేనైవైనం ప్రాణేనేది ప్రాణేన ఏవైనమేనమేవైవైన కోసకోసమేనమేవైవైన కోసం ఏన కోసకోసమేన మేన కోసమర్థయత్యర్థయతి సమేన మేన కోసమర్థయతి సమర్థయత్యర్థయతి సగో సమర్థయతి మైత్రావరుణాగ్రాన్ మైత్రావరుణాగ్రానర్థయతి సగో సమర్థయతి మైత్రావరుణాగ్రాన్ అర్థయతి మైత్రావరుణాగ్రాన్ మైత్రావరుణాగ్రానర్థయత్యర్థయతి మైత్రావరుణాగ్రాన్ గృహేరం గృహేరం మైత్రావరుణాగ్రానర్థయత్యర్థయతి మైత్రావరుణాగ్రాన్ గృహేరం మైత్రావరుణాగ్రాన్ గృహేరం గృహేరం మైత్రావరుణాగ్రాన్ మైత్రావరుణాగ్రాన్ గృహేరణయేషాం గృహేరం మైత్రావరుణాగ్రాన్ మైత్రావరుణాగ్రాన్ గృహేరణయేషాం మైత్రావరుణాగ్రానితి మైత్రావరుణాగ్రాన్ గృహేరణయేషాం గృహేరం గృహేరణయేషాం దీక్షితానాం దీక్షితానాయేషాం గృహేరం గృహేరణయేషాం దీక్షితానాం ప్రమీయత ప్రమీయత దీక్షితానాం ప్రమీయత ప్రమీయత దీక్షితానాం దీక్షితానాం ప్రమీయత ప్రాణాభానాభ్యాం ప్రాణాభానాభ్యాం ప్రమీయత దీక్షితానాం దీక్షితానాం ప్రమీయత ప్రాణాభానాభ్యాం ప్రమీయత ప్రాణాబాణాభ్యాం ప్రాణాబాణాభ్యాం ప్రమీయత ప్రమీయత ప్రాణాబాణాభ్యాం వై వై ప్రాణాబాణాభ్యాం ప్రమీయత ప్రమీయత ప్రాణాబాణాభ్యాం వై ప్రమీయేతేతి ప్రమీయత ప్రాణాబాణాభ్యాం వై వై ప్రాణాబాణాభ్యాం ప్రాణాబాణాభ్యాం వా ఏత ఏతే వై ప్రాణాబాణాభ్యాం ప్రాణాబాణాభ్యాం వా ఏతే ప్రాణాబాణాభ్యామిది ప్రాణాబాణాభ్యాం ఏతే వై వా ఏతే విభ్యేతే వై వా ఏతేవి ఏతే విభ్యేత ఏతే వ్యర్థ్యంత అర్థ్యంతే వ్యేత ఏతే వ్యర్థ్యంతే వ్యర్థ్యంత అర్థ్యంతే వివ్యర్థ్యంతే యేషామృధ్యంతే వివ్యర్థ్యంతే యేషాం అర్థ్యంతే యేషామృధ్యంత అర్థ్యంతే యేషాం దీక్షితానాం దీక్షితానాయేషామృధ్యంత అర్థ్యంతే యేషాం దీక్షితానాం ఏషాం దీక్షితానాం దీక్షితానాయేషాం దీక్షితానాం ప్రమీయతే ప్రమీయతే దీక్షితానాయేషాం దీక్షితానాం ప్రమీయతే దీక్షితానాం ప్రమీయతే ప్రమీయతే దీక్షితానాం దీక్షితానాం ప్రమీయతే ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ ప్రమీయతే దీక్షితానాం దీక్షితానాం ప్రమీయతే ప్రాణాబాణౌ ప్రమీయతే ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ ప్రమీయతే ప్రమీయతే ప్రాణాబాణౌ మిత్రావరుణౌ మిత్రావరుణౌ ప్రాణాబాణౌ ప్రమీయతే ప్రమీయతే ప్రాణాబాణౌ మిత్రావరుణౌ ప్రమీయత ఇది ప్రమీయతే ప్రాణాబాణౌ మిత్రావరుణౌ మిత్రావరుణౌ ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ మిత్రావరుణౌ ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ మిత్రావరుణౌ ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ మిత్రావరుణౌ ప్రాణాబాణౌ ప్రాణాబాణావిది ప్రాణాబాణౌ మిత్రావరుణౌ ప్రాణాబాణౌ ప్రాణాబాణౌ మిత్రావరుణౌ మిత్రావరుణౌ ప్రాణాబాణావేవైవ ప్రాణాబాణౌ మిత్రావరుణౌ మిత్రావరుణౌ ప్రాణాబాణావేవ మిత్రావరుణావిది మిత్రావరుణౌ ప్రాణాపానవేవైవ ప్రాణాపానౌ ప్రాణాపానవేవ ముఖత ముఖత ఏవ ప్రాణాపానౌ ప్రాణాపానవేవ ముఖత ప్రాణాపానవిద్ ప్రాణ అపానౌ ఏవ ముఖతో ముఖత ఏవైవ ముఖత పరిపరి ముఖత ఏవైవ ముఖత పరి ముఖత పరిపరి ముఖతో ముఖత పరిహరంతే హరంతే పరిముఖతో ముఖత పరిహరంతే పరిహరంతే హరంతే పరిపరిహరంత ఆశ్వినాగ్రాన్ ఆశ్వినాగ్రాన్ హరంతే పరిపరిహరంత ఆశ్వినాగ్రాన్ హరంత ఆశ్వినాగ్రాన్ ఆశ్వినాగ్రాన్ హరంతే హరంత ఆశ్వినాగ్రాన్ గృహీత గృహీత ఆశ్వినాగ్రాన్ హరంతే హరంత ఆశ్వినాగ్రాన్ గృహీత ఆశ్వినాగ్రాన్ గృహీత గృహీత ఆశ్వినాగ్రాన్ ఆశ్వినాగ్రాన్ గృహీతానుజావర అనుజావర గృహీత ఆశ్వినాగ్రాన్ ఆశ్వినాగ్రాన్ గృహీతానుజావర ఆశ్వినాగ్రానుత్యా ఆశ్వినాగ్రాన్ గృహీతానుజావర అనుజావరో గృహీత గృహీతానుజావరో అశ్వినావశ్వినావానుజావరో గృహీత గృహీతానుజావరో అశ్వినౌ ఆనుజావరో అశ్వినావశ్వినావానుజావర అనుజావరో అశ్వినౌ వై అశ్వినావానుజావర అనుజావరో అశ్వినౌ వై అనుజావర ఇత్యానుజావర అశ్వినౌ వై వా అశ్వినావశ్వినౌ వై దేవానాం దేవానాం వా అశ్వినావశ్వినౌ వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానామానుజావరావానుజావరౌ దేవానాం వై వై దేవానామానుజావరౌ దేవానామానుజావరావానుజావరౌ దేవానాం దేవానామానుజావరౌ పశ్చా పశ్చానుజావరౌ దేవానాం దేవానామానుజావరౌ పశ్చా ఆనుజావరౌ పశ్చా పశ్చానుజావరావానుజావరౌ పశ్చేవేన పశ్చానుజావరావానుజావరౌ పశ్చేవ ఆనుజావర విత్యానుజావరౌ పశ్చేవేవ పశ్చాపశ్చేవాగ్రమగ్రమివ పశ్చాపశ్చేవాగ్రం ఇవాగ్రమగ్రమివేవాగ్రం పరివర్యగ్రమివేవాగ్రం పరి అగ్రం పరివర్యగ్రమగ్రం పర్యయితామయితాం పర్యగ్రమగ్రం పర్యయితాం పర్యయితామయితాం పరివర్యయితామశ్వినామశ్వినావైతాం పరివర్యయితామశ్వినౌ అయితామశ్వినామశ్వినావైతామయితామశ్వినావేదస్యైతస్యాశ్వినావైతామయితామశ్వినావేదస్య అశ్వినావేదస్యైతస్యాశ్వినావశ్వినావేదస్య దేవత దేవతైతస్యాశ్వినావశ్వినావేదస్య దేవత ఏదస్య దేవత దేవతైతస్యైతస్య దేవతాయో యో దేవతైతస్యైతస్య దేవతాయ దేవతాయో యో దేవత దేవతాయ ఆనుజావర ఆనుజావరో యో దేవత దేవతాయ ఆనుజావర య ఆనుజావర ఆనుజావరో యో య ఆనుజావరస్థౌ దావానుజావరో యో య ఆనుజావరస్థౌ ఆనుజావరస్థౌ దావానుజావర ఆనుజావరస్తావేవైవ దావానుజావర ఆనుజావరస్తావేవ ఆనుజావర ఇత్యానుజావర తావేవైవ దౌదావేవైన మేనమేవ దౌదావేవైనం ఏవైన మేనమేవైవైనమగ్రమగ్రమేనమేవైవైనమగ్రం ఏనమగ్రమగ్రమేనమేనమగ్రం పరివర్యగ్రమేనమేనమగ్రం పరి అగ్రం పరివర్యగ్రమగ్రం పరిణయతో నయతః పర్యగ్రమగ్రం పరిణయతః పరిణయతో నయతః పరిపరిణయత శుక్రాగ్రాన్ శుక్రాగ్రాన్ నయతః పరిపరిణయత శుక్రాగ్రాన్ నయత శుక్రాగ్రాన్ శుక్రాగ్రాన్ నయతో నయత శుక్రాగ్రాన్ గృహీత గృహీత శుక్రాగ్రాన్ నయతో నయత శుక్రాగ్రాన్ గృహీత శుక్రాగ్రాన్ గృహీత గృహీత శుక్రాగ్రాన్ శుక్రాగ్రాన్ గృహీత గతశ్రీర్గతశ్రీర్గృహీత శుక్రాగ్రాన్ శుక్రాగ్రాన్ గృహీత గతశ్రీ శుక్రాగ్రాను శుక్రాగ్రాన్ గృహీత గతశ్రీర్గతశ్రీర్గృహీత గృహీత గతశ్రీ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామో గతశ్రీర్గృహీత గృహీత గతశ్రీ ప్రతిష్టాకామ గతశ్రీ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామో గతశ్రీర్గతశ్రీ ప్రతిష్టాకామో సోమాసు ప్రతిష్టాకామో గతశ్రీర్గతశ్రీ ప్రతిష్టాకామోసౌ గతశ్రీర్జగవాశ్రీ ప్రతిష్టాకామోసావసౌ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామోసౌ వై వా అసౌ ప్రతిష్టాకామ ప్రతిష్టాకామోసౌ వై ప్రతిష్టాకామ ఇది ప్రతిష్టాకామ అసౌ వై వా అసావసౌ వా ఆదిత్య ఆదిత్యో వా అసావసౌ వా ఆదిత్య వా ఆదిత్య ఆదిత్యో వై వా ఆదిత్య శుక్ర శుక్ర ఆదిత్య వై వా ఆదిత్య శుక్ర ఆదిత్య శుక్ర శుక్ర ఆదిత్య ఆదిత్య శుక్ర ఏష శుక్ర ఆదిత్య ఆదిత్య శుక్ర ఏష శుక్ర ఏష శుక్ర శుక్ర ఏషోంతోంత ఏష శుక్ర శుక్ర ఏషోంత ఏషోంతోంత ఏషోంతోంతమంతమంత ఏష ఏషోంతోంతం అంతోంతమంతమంతోంతోంతం మనుష్యో మనుష్యోంతమంతోంతోంతం మనుష్య అంతం మనుష్యో మనుష్యోంతమంతం మనుష్య శ్రీ శ్రీ మనుష్యోంతమంతం మనుష్య శ్రీ మనుష్య శ్రీ శ్రీ మనుష్యో మనుష్య శ్రీ గత్వా గత్వా శ్రీ మనుష్యో మనుష్య శ్రీ గత్వా శ్రీ గత్వా గత్వా శ్రీ శ్రీ గత్వాని గత్వా శ్రీ శ్రీ గత్వాని గత్వా నిర్గత్వా గత్వా నివర్తతే వర్తతే నిగత్వా గత్వా నివర్తతే నివర్తతే వర్తతే నివర్తతే అంతాదంతాద్వర్తతే నివర్తతే అంతాత్ వర్తతే అంతాదంతాద్వర్తతే వర్తతే అంతా దేవైవాంతాద్వర్తతే వర్తతే అంతా దేవ అంతా దేవైవాంతాదంతా దేవాంతమంతమేవాంతాదంతా దేవాంతం ఏవాంతమంతమేవైవాంతమాంతమేవైవాంతమా అంతమాంతమంతమారభతే రభత ఆంతమంతమారభతే ఆరభతే రభత ఆరభతేన నరభత ఆరభతేన రభతేన నరభతే రభతేన తదస్తతో నరభతే రభతేన తదః నతదస్తతో నతః పాపీయాన్ పాపీయాన్ తదో నతః పాపీయాన్ తదః పాపీయాన్ పాపీయాన్ తదస్తతః పాపీయాన్ భవతి భవతి పాపీయాన్ తదస్తతః పాపీయాన్ భవతి పాపీయాన్ భవతి భవతి పాపీయాన్ పాపీయాన్ భవతి మంచగ్రాన్ మంచగ్రాన్ భవతి పాపీయాన్ పాపీయాన్ భవతి మంచగ్రాన్ భవతి మంచగ్రాన్ మంచగ్రాన్ భవతి భవతి మంచగ్రాన్ గృహ్ణీత గృహ్ణీత మంచగ్రాన్ భవతి భవతి మంచగ్రాన్ గృహ్ణీత మంచగ్రాన్ గృహ్ణీత గృహ్ణీత మంచగ్రాన్ మంచగ్రాన్ గృహ్ణీత విచరన్న విచరన్ గృహ్ణీత మంచగ్రాన్ మంచగ్రాన్ గృహ్ణీత విచరన్న మంచగ్రామితి మంచి అగ్రాన్ గృహ్ణీత విచరన్న విచరన్ గృహ్ణీత గృహ్ణీత విచరన్నార్తపాత్రమాత్రపాత్రమ విచరన్ గృహ్ణీత గృహ్ణీత విచరన్నార్తపాత్రం అభిజరన్నార్తపాత్రమాత్రమ విజరన్న విజరన్నార్తపాత్రం వై వా ఆర్తపాత్రమ విజరన్న విజరన్నార్తపాత్రం వై అభిజరన్నిత్యభీజరన్ ఆర్తపాత్రం వై వా ఆర్తపాత్రమా ఆర్తపాత్రం వా ఏతరేతర్వా ఆర్తపాత్రమా ఆర్తపాత్రం వా ఏతర్ ఆర్తపాత్రమిత్యా ఆర్తపాత్రం వా ఏతదేతద్వై వా ఏతద్యేతద్వై వా ఏతద్య ఏతద్యేతన్మంధి పాత్రం మంధి పాత్రం ఎదేతన్మంధి పాత్రం ఎన్మంధి పాత్రం మంధి పాత్రం ఎద్జన్మంధి పాత్రం మృత్యునా మృత్యునా మంధి పాత్రం ఎద్జన్మంధి పాత్రం మృత్యునా మంధి పాత్రం మృత్యునా మృత్యునా మంధి పాత్రం మంధి పాత్రం మృత్యునైవ మృత్యునా మంధి పాత్రం మంధి పాత్రం మృత్యునైవ మంధి పాత్రమితి మంధి పాత్రం మృత్యునైవ మృత్యునా మృత్యునైవైనమేనమేవ మృత్యునా మృత్యునైవైనం ఏవైనమేనమేవైనం గ్రాహయతి గ్రాహయత్యేనమేవైనం గ్రాహయతి ఏనం గ్రాహయతి గ్రాహయత్యేనమేనం గ్రాహయతి తాదిక్ తాదిగ్రాహయత్యేనమేనం గ్రాహయతి రాజుగ గ్రాహయతి తాదిక్ తాదిగ్రాహయతి గ్రాహయతి రాజుగార్తిమార్తిన్ తాదిగ్రాహయతి గ్రాహయతి రాజుగార్తిన్ రాజుగార్తిమార్తిన్ తాదిక్ తాదిగార్తిమార్తిన్ తాదిక తాదిగార్తిమా ఆర్తిమార్తిమార్తిమార్చ్యర్చత్యార్తిమార్తిమార్చది ఆర్చత్యుర్చత్యాచ్చత్యాగ్రహణాగ్రాణాగ్రహణాగ్రానుచ్చత్యాచ్చత్యాగ్రహణాగ్రాన్ అర్చత్యాగ్రహణాగ్రాణాగ్రహణాగ్రానుచ్చత్యుర్చత్యాగ్రహణాగ్రాన్ గృహ్ణీత గృహ్ణీతాగ్రహణాగ్రానుచ్చత్యుర్చత్యాగ్రహణాగ్రాన్ గృహ్ణీత ఆగ్రహణాగ్రాన్ గృహ్ణేదయస్య గృహ్ణేత గృహ్ణేదయస్య పితా పితాయస్య గృహ్ణేత గృహ్ణేదయస్య పితా యస్య పితా పితాయస్య పితా పితామహః పితామహః పితాయస్య పితా పితామహః పితా పితామహః పితామహః పితా పితా పితామహః పుణ్యః పుణ్యః పితామహః పితా పితా పితామహః పుణ్యః పితామహః పుణ్యః పుణ్యః పితామహః పితామహః పుణ్యః స్యాత్ స్యాత్ పుణ్యః పితామహః పితామహః పుణ్యః స్యాత్ పుణ్యః స్యాత్ స్యాత్ పుణ్యః పుణ్యః స్యాత్ తథ స్యాత్ పుణ్యః పుణ్యః స్యాత్ తథ ప్రాప్నుయాద్వాచా వై ఆప్నుయాది ప్రా ఆప్నుయాద్ వాచా వై వై వాచా వాచా వా ఏష వై వాచా వాచా వా ఏష వై వా ఏష ఇంద్రియేణేంద్రియేణైష వై వా ఏష ఇంద్రియేణ ఏష ఇంద్రియేణేంద్రియేణైష ఏష ఇంద్రియేణమివీంద్రియేణైష ఏష ఇంద్రియేణవి ఇంద్రియేణమివీంద్రియేణేంద్రియేణవ్యుర్ధ్యదార్ధ్యదేవీంద్రియేణేంద్రియేణవ్యుర్ధ్యదే్యుర్ధ్యదార్ధ్యదేవి అర్ధ్యదేయస్య పితామహః పితామహః పితామహః పితామహః పుణ్యః పితామహః పితామహః పుణ్యః పితామహః పుణ్యః పితామహః పితామహః పుణ్యః భవతి పుణ్యః పితామహః పుణ్యో భవతి పుణ్యో భవతి భవతి పుణ్యః పుణ్యో భవత్యథాభవతి పుణ్యః పుణ్యో భవత్యథాభవతి భవత్యథతత్తదథభవతి భవత్యథతత్ అథతత్తదథాథతన్నదథాథతన్న తన్నర దత్తన్న ప్రాప్నోతి ప్రాప్నోజన దత్తన్న ప్రాప్నోతి న ప్రాప్నోతి ప్రాప్నోజన ప్రాప్నోచ్యుర పునః ప్రాప్నోజన ప్రాప్నోచ్యుర ప్రాప్నోచ్యుర పునః ప్రాప్నోతి ప్రాప్నోచ్యుర ఇవేవోర ప్రాప్నోతి ప్రాప్నోచ్యుర ఇవ ప్రాప్నోతి ప్రాప్నోతి ఉర ఇవేవోర ఉర ఇవైతదేత దివోర ఉర ఇవైతద్ ఇవైతదేతది మే వైతద్యజ్ఞస్య యజ్ఞస్యైతది మే వైతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య వాగ్వాగ్యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య వాగ్ యజ్ఞస్య వాగ్వాగ్యజ్ఞస్య యజ్ఞస్య వాగివేవ వాగ్యజ్ఞస్య యజ్ఞస్య వాగివ వాగివేవ వాగ్వాగి భయద్యది భవాగ్వాగి భయద్ ఇవయద్యది వే భజదా ఆగ్రయణ ఆగ్రయణో యది వే భజదా ఆగ్రయణ యదా ఆగ్రయణ ఆగ్రయణో యద్యదా ఆగ్రయణో వాచా వాచాగ్రయణో యద్యదా ఆగ్రయణో వాచా ఆగ్రయణో వాచా వాచాగ్రయణ ఆగ్రయణో వాచైవైవ వాచాగ్రయణ ఆగ్రయణో వాచైవ వాచైవైవ వాచా వాచైవైన మేనమేవ వాచా వాచైవైనం ఏవైనమేనమేవైవైనమింద్రియేణైనమేవైవైనమింద్రియేణ ఏనమింద్రియేణేంద్రియేణైనమేనమింద్రియేణ సకూసమింద్రియేణైనమేనమింద్రియేణ సమ్ ఇంద్రియేణ సకూసమింద్రియేణేంద్రియేణ సమర్థయత్యర్థయతి సమింద్రియేణేంద్రియేణ సమర్థయతి సమర్థయత్యర్థయతి సమర్థయతి జన అర్థయతి సమర్థయతి జన అర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థయత్యర్థయతి జన తదస్తతోనర్థ ఉక్ష్యేత గృహీతోక్ష్యా అగ్రాన్ భవతి భవత్యుక్ష్యా అగ్రాన్ గృహీత ఉక్ష్యా అగ్రాన్ గృహీత గృహీతోక్ష్యా అగ్రానుక్ష్యా అగ్రాన్ గృహీతాభిజర్యమాణో విజర్యమాణో గృహీతోక్ష్యా అగ్రానుక్ష్యా అగ్రాన్ గృహీతాభిజర్యమాణ ఉక్ష్యా అగ్రానిత్యుక్ష్యా అగ్రాను గృహీతాభిచర్యమాణోభిచర్యమాణో గృహీత గృహీతాభిచర్యమాణ సర్వేషామభిచర్యమాణో గృహీత గృహీతాభిచర్యమాణ సర్వేషామభిచర్యమాణ సర్వేషాం వై వై సర్వేషామభిచర్యమాణోభిచర్యమాణ సర్వేషాం వై అభిచర్యమాణ ఇత్యభిచర్యమాణ సర్వేషాం వై వై సర్వేషాగో సర్వేషాం వా ఏతదేతద్వై సర్వేషాగో సర్వేషాం వా ఏతద్ ఏతదేతద్వై వా ఏతత్ పాత్రాణాం పాత్రాణమేతద్వై వా ఏతత్ పాత్రాణాం ఏతత్ పాత్రాణాం పాత్రాణమేతదేతత్ పాత్రాణమింద్రియమింద్రియం పాత్రాణమేతదేతత్ పాత్రాణమింద్రియం పాత్రాణమింద్రియమింద్రియం పాత్రాణాం పాత్రాణమింద్రియం యద్యదింద్రియం పాత్రాణాం పాత్రాణమింద్రియం యత్ ఇంద్రియం యద్యదింద్రియమింద్రియం యదుక్ష పాత్రముక్ష పాత్రం యదింద్రియమింద్రియం యదుక్ష పాత్రం విరుక్షపాత్రముక్షపాత్రయ్యదిక్షపాత్రగో సర్వేణ సర్వేణోక్షపాత్రయ్యదిక్షపాత్రగో సర్వేణ వృక్షపాత్రగో సర్వేణ సర్వేణోక్షపాత్రముక్షపాత్రగో సర్వేణైవ సర్వేణోక్షపాత్రముక్షపాత్రగో సర్వేణైవ వృక్షపాత్రమిత్యుక్ష్యా పాత్రం సర్వేణైవ సర్వేణ సర్వేణైవైనమేవ సర్వేణ సర్వేణైవైనం ఏవైనమేనమేవైనమింద్రియేణేంద్రియేణైనమేవైనమింద్రియేణ ఏనమింద్రియేణేంద్రియేణైనమేనమింద్రియేణాచ్యతి సరస్వత్యభ్యమి సరస్వతి సరస్వత్యభినో నో అభిసరస్వతి సరస్వత్యభిన అభినో నో అభ్యభినో నేషి నేషినో అభ్యభినో నేషి నో నేషి నేషినో నా నేషివస్యావస్యో నేషినో నా నేషివస్య నేషివస్యావస్యో నేషి నేషివస్యది దివస్యో నేషి నేషివస్యది వస్యది దివస్యావస్య ఇది పురారుచం పురారుచమి దివస్యావస్య ఇది పురారుచం ఇది పురారుచం పురారుచమిది పురారుచం కుర్యాత్ కుర్యాత్ పురారుచమిది పురారుచం కుర్యాత్ పురోరుచం కుర్యాత్ కుర్యాత్ పురోరుచం పురోరుచం కుర్యాత్ వాక్ వాక్ కుర్యాత్ పురోరుచం పురోరుచం కుర్యాత్ వాక్ పురోరుచమిది పురారుచం కుర్యాద్వాగ్వాక్కుర్యాత్కుర్యాద్వాగ్మై వై వాక్కుర్యాత్కుర్యాద్వాగ్మై వాగ్మై వై వాగ్మాగ్మై సరస్వతి సరస్వతి వై వాగ్మాగ్మై సరస్వతి వై సరస్వతి సరస్వతి వై వై సరస్వతి వాచా వాచా సరస్వతి వై వై సరస్వతి వాచా సరస్వతి వాచా వాచా సరస్వతి సరస్వతి వాచైవైవ వాచా సరస్వతి సరస్వతి వాచైవ వాచైవైవ వాచా వాచైవైనమేనమేవ వాచా వాచైవైనం ఏమైనమేనమేవైవైనమత్యత్యేనమేవైవైనమతి త్వత్క్షేత్రాణి క్షేత్రాణి త్వత్క్షేత్రాణ్యరణాంజరణాని క్షేత్రాణి త్వత్క్షేత్రాణ్యరణాని క్షేత్రాణ్యరణాంజరణాని క్షేత్రాణి క్షేత్రాంజరణాని కర్మ కర్మారణాని క్షేత్రాణి క్షేత్రాంజరణాని కర్మ అరణాని కర్మ కర్మారణాంజరణాని గమ్మేదీతి కర్మారణాంజరణాని గమ్మేది గమ్మేదీతి కర్మ గమ్మేత్యాహేది కర్మ గమ్మేత్యాహ ఇత్యాహేదీత్యాహ మృత్యో మృత్యోరాహేదీత్యాహ మృత్యో ఆహ మృత్యోర్మృత్యోరాహ మృత్యోర్వై వై మృత్యోరాహ మృత్యోర్వై మృత్యోర్వై వై మృత్యోర్మృత్యోర్వై క్షేత్రాణి క్షేత్రాణి వై మృత్యోర్మృత్యోర్వై క్షేత్రాణి వై క్షేత్రాణి క్షేత్రాణి వై వై క్షేత్రాంజరణాంజరణాని క్షేత్రాణి వై వై క్షేత్రాంజరణాని క్షేత్రాంజరణాంజరణాని క్షేత్రాణి క్షేత్రాంజరణాని తేనారణాని క్షేత్రాణి క్షేత్రాంజరణాని తేన అరుణాని తేనారణాంజరణాన్యరణాన్యరణాన్యనైవ మృత్యోర్మృత్యోరేవృత్యోర్మృత్యోరేవృత్యో క్షేత్రాణి క్షేత్రాణి మృత్యోరేవ మృత్యోక్షేత్రాణి క్షేత్రాణి మృత్యోరేవృత్యోక్షేత్రాణి నన క్షేత్రాణి మృత్యోర్మృత్యోక్షేత్రాణి నన క్షేత్రాణి మృత్యోర్మృత్యోక్షేత్రాణి నన క్షేత్రాణి నన క్షేత్రాణి క్షేత్రాణి నగచ్చతి గచ్చతి నక్షేత్రాణి క్షేత్రాణి నగచ్చతి పూర్ణాన్ పూర్ణాన్ జీవతి జీవత్యేవ పూర్ణాన్ ఏవ పూర్ణాన్ పూర్ణానేవైవ పూర్ణాన్ గ్రహాన్ గ్రహాన్ పూర్ణానేవైవ పూర్ణాన్ గ్రహాన్ పూర్ణాన్ గ్రహాన్ గ్రహాన్ పూర్ణాన్ పూర్ణాన్ గ్రహాన్ గృహీయాద్ గృహీయాద్ గ్రహాన్ పూర్ణాన్ పూర్ణాన్ గ్రహాన్ గృహీయాద్ గ్రహాన్ గృహీయాద్ గృహీయాద్ గ్రహాన్ గ్రహాన్ గృహీయాద్యర్హి గృహీయాద్ గ్రహాన్ గ్రహాన్ గృహీయాద్యర్హి గృహీయాద్యర్హి గృహీయాద్ గృహీయాద్యర్హి పర్జన్య పర్జన్యోజర్హి గృహీయాద్ గృహీయాద్యర్హి పర్జన్య జర్హి పర్జన్య పర్జన్యోజర్హి జర్హి పర్జన్యోన పర్జన్యోజర్హి జర్హి పర్జన్యోన పర్జన్యోన పర్జన్య పర్జన్యోన వర్షేద్వర్షేన్న పర్జన్య పర్జన్యోన వర్షేద్వర్షేన్న వర్షేత్ ప్రాణాన్ ప్రాణాన్ వర్షేన్న వర్షేత్ ప్రాణాన్ వర్షేత్ ప్రాణాన్ ప్రాణాన్ వర్షేత్ వర్షేత్ ప్రాణాన్ వై వై ప్రాణాన్ వర్షేత్ వర్షేత్ ప్రాణాన్ వై ప్రాణాన్ వై వై ప్రాణాన్ ప్రాణాన్ వా ఏతశ్చేతర్హి వై ప్రాణాన్ ప్రాణాన్ వా ఏతర్హి ప్రాణాని ప్రాణాన్ ఏతర్హి వై వా ఏతర్హి ప్రజానాం ప్రజానామేతర్హి వై వా ఏతర్హి ప్రజానాం ఏతర్హి ప్రజానాం ప్రజానామేతర్హ్యేతర్హి ప్రజానాగోషుక్ష ప్రజానామేతర్హ్యేతర్హి ప్రజానాగోషుక్ ప్రజానాగోషుక్ష ప్రజానాం ప్రజానాగోషుక్ష ప్రజానాం ప్రజానాగోషుక్ష ప్రజానామిది ప్రజానాం శుగర్చర్చుగర్చర్హిర్హ్యర్చుగర్చర్హి అర్చరిర్హిర్హ్యర్చర్హి పర్జన్య పర్జన్యోర్హ్యర్చుర్చర్హి పర్జన్య ఎర్హి పర్జన్య పర్జన్యోర్హి పర్జన్యోన పర్జన్యోర్హి పర్జన్యోన పర్జన్యోన పర్జన్య పర్జన్యోన వర్షది వర్షదిన పర్జన్య పర్జన్యోన వర్షది వర్షది వర్షధన వర్షది ప్రాణా ప్రాణవర్షధన వర్షది ప్రాణా వర్షది ప్రాణా ప్రాణవర్షది వర్షది ప్రాణాగ్రహాగ్రహ ప్రాణవర్షది వర్షది ప్రాణాగ్రహ ప్రాణాగ్రహాగ్రహ ప్రాణ ప్రాణాగ్రహ ప్రాణాన్ ప్రాణాగ్రహ ప్రాణ ప్రాణాగ్రహ ప్రాణాన్ ప్రాణాయి ప్రాణా గ్రహ ప్రాణాన్ ప్రాణాన్ గ్రహాగ్రహ ప్రాణానేవైవ ప్రాణాన్ గ్రహాగ్రహ ప్రాణానేవ ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవ ప్రజానాం ప్రజానామేవ ప్రాణాన్ ప్రాణానేవ ప్రజానాం ప్రాణానిది ప్రాణాన్ ఏవ ప్రజానాం ప్రజానామేవైవ ప్రజానాగోషుజః శుజః ప్రజానామేవైవ ప్రజానాగోషుజః ప్రజానాగోషుజః శుజః ప్రజానాం ప్రజానాగోషుజో ముంచతి ముంచతి శుజః ప్రజానాం ప్రజానాగోషుజో ముంచతి ప్రజానామిది ప్రజానాం శుజో ముంచతి ముంచతి శుజః శుజో ముంచతి తాజక్ తాజం ముంచతి శుజః శుజో ముంచతి తాజక్ ముంచతి తాజక్ తాజం ముంచతి ముంచతి తాజక్ ప్రప్రతాజం ముంచతి ముంచతి తాజక్ ప్ర తాజక్ ప్రప్రతాజక్ తాజక్ ప్రవర్షది వర్షది ప్రతాజక్ తాజక్ ప్రవర్షది ప్రవర్షది వర్షది ప్రవర్షది వర్షదీది వర్షదీ.